కృష్ణయజుర్వేద తైతిరీయ శాఖాయాం షష్ఠకాండే పంచమ ప్రపాఠకస్య గణపాఠ ప్రారంభ. వృత్రాయ వృత్రాయేంద్ర ఇంద్రో వృత్రాయ వజ్రం వజ్రం వృత్రాయేంద్ర ఇంద్రో వృత్రాయ వజ్రం వృత్రాయ వజ్రం వజ్రం వృత్రాయ వృత్రాయ వజ్రముదద్వజ్రం వృత్రాయ వృత్రాయ వజ్రముద వజ్రముదద్వజ్రం వజ్రముదయచ్చదయచ్చదుద్వజ్రం వజ్రముదయచ్చదు ఉదయచ్చదయచ్చదుదయచ్చత్సోయచ్చదుయచ్చత్స అయచ్చత్సోయచ్చదయచ్చత్స వృత్రో వృత్రస్సోయచ్చదయచ్చత్స వృత్ర స వృత్రో వృత్రస్థ స వృత్రో వజ్రాద్వజ్రాద్వృత్రస్థ స వృత్రో వజ్రాద్ వృత్రో వజ్రాద్వజ్రాద్వృత్రో వృత్రో వజ్రాదుద్యతాదుద్యతాద్వజ్రాద్వృత్రో వృత్రో వజ్రాదుద్యతాద్ వజ్రాదుద్యతాదుద్యతాద్వజ్రాద్వజ్రాదుద్యతాద్ విభేద విభేదుద్యతాద్వజ్రాద్వజ్రాదుద్యతాద్ విభేద ఉద్యతాద విభేద విభేదుద్యతాదుద్యతాద విభేత్సో విభేదుద్యతాదుద్యతాద విభేత్స ఉద్యతాదిన్యులోక్యతాదు అవిభేత్సో విభేద విభేత్సో ప్రవీర ప్రవేత్సో విభేద విభేత్సో ప్రవీర సో ప్రవీర ప్రవేత్సో ప్రవీణ్మా మా ప్రవేత్సో ప్రవీణ్మా అబ్రవీణ్మా మా ప్రవీర ప్రవీణ్మా మే మే మా ప్రవీర ప్రవీణ్మా మే మామే మే మామే ప్రమే మామే ప్ర మే ప్రమే మే ప్రహారు హా ప్రమే మే ప్రహారా ప్రహారు హా ప్రహారస్తి హా ప్రహారస్తి హారస్తి హారు హారస్తి వై వా అస్తి హారు హారస్తి వై అస్తి వై వా అస్తి అస్తి వా ఇదమిదం వా అస్తి అస్తి వా ఇదం వా ఇదమిదం వై వా ఇదం మయమయేదం వై వా ఇదం మయి ఇదం మయమయేదమిదం మయ వీర్యం వీర్యం మయేదమిదం మయ వీర్యం మయ వీర్యం వీర్యం మయమయ వీర్యం తత్తద్వీర్యం మయమయ వీర్యం తత్ వీర్యం తత్తద్వీర్యం వీర్యం తత్తే తేతద్వీర్యం వీర్యం తత్తే తత్తే తత్తే ప్రప్రతే తత్తే ప్ర తే ప్రప్రతే తే ప్రదాస్యామి దాస్యామి ప్రతే తే ప్రదాస్యామి ప్రదాస్యామి దాస్యామి ప్రప్రదాస్యామీతి దాస్యామి ప్రప్రదాస్యామీతి దాస్యామీతి దాస్యామి దాస్యామీతి తస్మై తస్మా ఇది దాస్యామి దాస్యామీతి తస్మై ఇది తస్మై తస్మా ఇది తస్మా ముఖ్యముఖ్యం తస్మా ఇది తస్మా ముఖ్యం తస్మా ముఖ్యముఖ్యం తస్మై తస్మా ముఖ్యం ప్రప్రోక్ష్యం తస్మై తస్మా ముఖ్యం ప్ర ముఖ్యం ప్రప్రోక్ష్య ముఖ్యం ప్రాయచ్చద యక్షత్రోక్ష్యముఖ్యం ప్రాయచ్చద ప్రాయచ్చదయక్షత్ర ప్రాయచ్చత్తస్మై తస్మా అయచ్చత్ర ప్రాయచ్చత్తస్మై అయచ్చత్తస్మై తస్మా అయచ్చదయచ్చత్తస్మై ద్వితీయం ద్వితీయం తస్మా అయచ్చదయచ్చత్తస్మై ద్వితీయం తస్మై ద్వితీయం ద్వితీయం తస్మై తస్మై ద్వితీయముద ద్వితీయం తస్మై తస్మై ద్వితీయముద ద్వితీయముద ద్వితీయం ద్వితీయముదయచ్చదయచ్చదు ద్వితీయం ద్వితీయముదయచ్చద ఉదయచ్చదయచ్చదుదయచ్చత్సోయచ్చదుదయచ్చత్స అయచ్చత్సోయచ్చదయచ్చత్సో ప్రవీర ప్రవేత్సోయచ్చదయచ్చత్సో ప్రవీర సో ప్రవీర ప్రవేత్సో ప్రవీణ్మా మా ప్రవేత్సో ప్రవీణ్మా అప్రవీణ్మా మా ప్రవీర ప్రవీణ్మా మే మే మా ప్రవీర ప్రవీణ్మా మే మామే మామే ప్రమే మామే ప్ర మే ప్రమే మే ప్రహారు హా ప్రమే మే ప్రహారా ప్రహారు హా ప్రహారస్తి హా ప్రహారస్తి హారస్తి హారు హారస్తి వై వా అస్తి హారు హారస్తి వై అస్తి వై వా అస్తి అస్తి వా ఇదమిదం వా అస్తి అస్తి వా ఇదం వా ఇదమిదం వై వా ఇదం మయమయేదం వై వా ఇదం మయి ఇదం మయమయేదమిదం మయ వీర్యం వీర్యం మయేదమిదం మయ వీర్యం మయి వీర్యం వీర్యం మయమయ వీర్యం తత్తద్వీర్యం మయమయ వీర్యం తత్ వీర్యం తత్తద్వీర్యం వీర్యం తత్తే తేతద్వీర్యం వీర్యం తత్తే తత్తే తేతత్తే ప్రప్రతే తత్తే ప్ర తే ప్రప్రతే తే ప్రదాస్యామి దాస్యామి ప్రతే తే ప్రదాస్యామి ప్రదాస్యామి దాస్యామి ప్రప్రదాస్యామీతి దాస్యామి ప్రప్రదాస్యామీతి దాస్యామీతి దాస్యామి దాస్యామీతి తస్మై తస్మా ఇది దాస్యామి దాస్యామీతి తస్మై ఇది తస్మై తస్మా ఇది తస్మా ముఖ్యముఖ్యం తస్మా ఇది తస్మా ముఖ్యం తస్మాముఖ్యముఖ్యందస్మైతస్మాముఖ్యమేవైవోఖ్యందస్మైతస్మాముఖ్యమేవైవోఖ్యముఖ్యమేవ ప్రప్రైవోఖ్యముఖ్యమేవ ప్రప్రైవైవ ప్రాయచ్ఛదయచ్ఛత్ప్రాయచ్ఛత్తస్మైతస్మాయచ్ఛత్ప్రాయచ్ఛత్తస్మైః అయచ్చదయచ్ఛద్లుదయచ్ఛత్తమయచ్ఛద్లుదయచ్ఛత్తం విష్ణుర్విష్ణస్తమయచ్ఛదయచ్ఛత్తం విష్ణు తమ్ విష్ణుర్విష్ణస్తంతం విష్ణురన్వద విష్ణుస్తంతం విష్ణురను విష్ణురన్వద విష్ణుర్విష్ణురన్వతిష్టతాదిష్టతాను విష్ణుర్విష్ణురన్వతిష్టత అన్వతిష్టతాదిష్టతాన్వన్వతిష్టత జిహి జహ్యతిష్టతాన్వన్వతిష్టత జిహి అతిష్టత జిహి జహ్యతిష్టతాదిష్టత జిహీతి జహ్యతిష్టతాదిష్టత జిహీతి జహీదీతి జహి జహి జిషస ఇది జహి జహీషస ఇది జిషస ఇది దుసోబ్రవీర ప్రవేత్స ఇదిసోబ్రవీర ప్రవేత్సోబ్రవీన్మా ప్రవేమాస్తిహారస్తిహారస్తివైవాస్తిహారస్తివైవాస్తిహారస్తివైదమిదం వాస్తిహారస్తివైదమిదం వైవాయిదం వైవాయిదం వైవాయిదం వైవాయిదం వైవేర్యం వీర్యం వైవేర్యం తత్తద్వీర్యం వైవేర్యం తత్ వీర్యం తత్తద్వీర్యం వీర్యం తత్తే తేతద్వీర్యం వీర్యం తత్తే ప్రప్రదేతత్తే ప్రదాస్యామి దాస్యామి ప్రదేతే ప్రదాస్యామి దాస్యామి ప్రప్రదాస్యామి దీతి దాస్యామి ప్రప్రదాస్యామి దీతి దాస్యామి దాస్యామి తస్మై తస్మా ఇది దాస్యామి దాస్యామి తస్మై ఇది తస్మై తస్మాముఖ్యముఖ్యందస్మాముఖ్యమేవైవోఖ్యందస్మైతస్మాముఖ్యమేవైవోఖ్యముఖ్యమేవ ప్రప్రైవోఖ్యముఖ్యమేవ ప్రాయచ్ఛదయచ్ఛత్రైవైవ ప్రాయచ్ఛద ప్రాయచ్ఛదయచ్ఛత్ర ప్రాయచ్ఛత్తం తమయచ్ఛత్ర ప్రాయచ్ఛత్రం అయచ్ఛత్తం తమయచ్ఛదయచ్ఛత్తం నిర్మాయం తన్నిర్మాయం నిర్మాయం భూతం భూతం నిర్మాయం భూతం నిర్మాయం భూతం భూతం నిర్మాయం నిర్మాయం భూతం అహన్నహన్ భూతం నిర్మాయం నిర్మాయం భూతమహన్ నిర్మాయమితిని మాయం భూతమహన్నహన్ భూతం భూతమహన్ యజ్ఞో యజ్ఞోహన్ భూతం భూతమహన్ యజ్ఞ అహన్ యజ్ఞో యజ్ఞోహన్నహన్ యజ్ఞో హి యజ్ఞోహన్నహన్ యజ్ఞో హి యజ్ఞో హి యజ్ఞో యజ్ఞో హి తస్య దస్య హి దస్య మాయా మాయా దస్య హి దస్య మాయా ఇది దస్య మాయా మాయా దస్య హి దస్య మాయా సీదా సీ ఇన్ మాయా దస్య మాయా సీద్యద్యదా సీ ఇన్ మాయా సీద్యద్యదా సీదా సీద్యదుక్ష ఉక్షో యదా సీదా సీద్యదుక్ష ఉక్షో యజ్ఞదుక్ష గృహ్యతే గృహ్యత ఉక్షో యజ్ఞదుక్ష గృహ్యతే ఉక్షో దృశ్యతే దృశ్యత ఉక్షో గృహ్యత ఇంద్రియమిందృయం గృహ్యత ఉక్షో గృహ్యత ఇంద్రియం దృశ్యత ఇంద్రియమిందృయం గృహ్యతే గృహ్యత ఇంద్రియమేవ ఇంద్రియమేవ ఇంద్రియమేవ తత్తదేవే ఇంద్రియమేవ తత్ ఏవ తత్తదేవైవ తద్వీర్యం వీర్యం తదేవైవ తద్వీర్యం తద్వీర్యం వీర్యం తత్తద్వీర్యం యజమానో యజమానో వీర్యం తత్తద్వీర్యం యజమానః వీర్యం యజమానో యజమానో వీర్యం వీర్యం యజమానో భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య యజమానో వీర్యం యజమానో భ్రాతృవ్యస్య యజమానో భ్రాతృవ్యస్య వృంగే వృంగే భ్రాతృవ్యస్య యజమానో యజమానో భ్రాతృవ్యస్య వృంగే భ్రాతృవ్యస్య వృంగే భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంగ ఇంద్రాయ ఇంద్రాయ వృంగే భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంగ ఇంద్రాయ వృంగ ఇంద్రాయేంద్రాయ వృంగే వృంగ ఇంద్రాయ త్వా ఇంద్రాయ త్వా త్వేంద్రాయేంద్రాయ త్వా బృహద్వదే బృహద్వదే త్వేంద్రాయేంద్రాయ త్వా బృహద్వదే బృహద్వదే బృహద్వదే త్వా బృహద్వదే వయస్వదే వయస్వదే బృహద్వదే త్వా బృహద్వదే వయస్వదే బృహద్వదే వయస్వదే వయస్వదే బృహద్వదే బృహద్వదే వయస్వద ఇది వయస్వదే బృహద్వదే బృహద్వదే వయస్వద ఇది బృహద్వద ఇది బృహద్వదే అయస్వద ఇది వయస్వదే వయస్వద ఇత్యాహేతి వయస్వదే వయస్వద ఇత్యాహ ఇత్యాహేతి ఇత్యాహేంద్రాయేంద్రాయ హేతి ఇత్యాహేంద్రాయ ఆహేంద్రాయేంద్రాయ హాహేంద్రాయీంద్రాయ హాహేంద్రాయ ఇంద్రాయీంద్రాయేంద్రాయ సహీంద్రాయేంద్రాయ సహి సతం సతంతకం సతతం ప్రప్రతకం సతతం ప్ర తమ్ ప్రప్రదంతం ప్రాయచ్చదయచ్చ ప్రదంతం ప్రాయచ్చద ప్రాయచ్చదయచ్చ ప్రప్రాయచ్చత్ తస్మై తస్మా అయచ్చ ప్రప్రాయచ్చత్ తస్మై అయచ్చత్ తస్మై తస్మా అయచ్చదయచ్చత్ తస్మై తస్మా అయచ్చదయచ్చత్ తస్మై తస్మై తస్మై విష్ణవే విష్ణవే తస్మై తస్మై విష్ణవే త్వా విష్ణవే విష్ణవే త్వా విష్ణవే త్వా విష్ణవే త్వా విష్ణవే త్వా విష్ణవే త్వా విష్ణవే విష్ణవే త్వేతీతి త్వా విష్ణవే విష్ణవే త్వేతి త్వేతీతి త్వా త్వేత్యాహ హేతి త్వా త్వేత్యాహ ఇత్యాహ హేతీత్యాహయజ్యదా హేతీత్యాహయద్ ఆహయజ్యదాహ హయదేవైవ యదాహ హయదేవ యదేవైవ యజ్ఞదేవ విష్ణుర్విష్ణుదేవ యజ్ఞదేవ విష్ణు దేవ విష్ణుర్విష్ణుదేవైవ విష్ణురన్మతిష్టతాన్మతిష్టత విష్ణుదేవైవ విష్ణురన్మతిష్టత విష్ణురన్మతిష్టతాన్మతిష్టత విష్ణుర్విష్ణురన్మతిష్టత జహిన్మతిష్టత విష్ణుర్విష్ణురన్మతిష్టత జహి అన్మతిష్టత జహి జహ్యన్మతిష్టతాన్మతిష్టత జహీతి జహ్యన్మతిష్టతాన్మతిష్టత జహీతి అన్వయిష్టేత్యను అతిష్టత జహీతి జహి జహీతి తస్మాత్తస్మాది జహి జహీతి తస్మాద్ ఇది తస్మాత్తస్మాది తస్మాద్విష్ణుం విష్ణుం తస్మాది తస్మాద్విష్ణుం తస్మాద్విష్ణుం విష్ణుం తస్మాత్తస్మాద్విష్ణుమన్వాభజత్యన్వాభజతి విష్ణుం తస్మాత్తస్మాద్విష్ణుమన్వాభజతి విష్ణుమన్వాభజత్యన్వాభజతి విష్ణుం విష్ణుమన్వాభజతి త్రిస్త్రిరన్వాభజతి విష్ణుం విష్ణుమన్వాభజతి త్రి అన్వాభజతి త్రిస్త్రిరన్వాభజత్యన్వాభజతి త్రిర్నిర్నిష్కిరణనాభజత్యన్వాభజతి త్రిర్ని అన్వాభజతీత్యను ఆభజతి త్రిర్నిర్నిష్కృస్త్రిర్నిర్గృహ్ణాది గృహ్ణాది నిష్కృస్త్రిర్నిర్గృహ్ణాది నిర్గృహ్ణాది గృహ్ణాది నిర్నిర్గృహ్ణాది త్రిస్త్రిర్గృహ్ణాది నిర్నిర్గృహ్ణాది త్రి గృహ్ణాది త్రిస్త్రిర్గృహ్ణాది గృహ్ణాది త్రిభి త్రిగృహ్ణాది గృహ్ణాది త్రిభి త్రిభి త్రిస్త్రిభి సహి త్రిస్త్రిభి సహితహి సతంతకం సహి సతం సతంతకం సతతం తస్మై తస్మై తగో సతతం తస్మై తందస్మై తస్మై తందం తస్మై ప్రప్రదస్మై తందం తస్మై ప్ర తస్మై ప్రప్రదస్మై తస్మై ప్రాయచ్చదయచ్చ ప్రదస్మై తస్మై ప్రాయచ్చద ప్రాయచ్చదయచ్చ ప్రప్రాయచ్చ దేశ ఏషోయచ్చ ప్రప్రాయచ్చ దేశ అయచ్చ దేశ ఏషోయచ్చదయచ్చ దేశతేత ఏషోయచ్చదయచ్చ దేశతే ఏషతేత ఏష ఏష తేజో నిర్యోనిస్త ఏష ఏష తేజోని తేజో నిర్యోనిస్తే తేజోని పునర్హవి పునర్హవి నిర్యోనిస్తే తేజోని పునర్హవి పునర్హవి పునర్హవిర్యో నిర్యోని పునర్హవిరస్యతి పునర్హవిర్యో నిర్యోని పునర్హవిరసి పునర్హవిరస్యతి పునర్హవి పునర్హవిరసీతి పునర్హవి పునర్హవిరసీతి పునర్హవిరితి పునఃహవి అసీతీత్యాహేత్యీత్యాహ ఇత్యాహేతీత్యాహ పునః పునః పునః పునరాహేతీత్యాహ పునః పునః ఆహ పునః పునః పునః పునరాహ పునః పునర్హి పునః పునరాహ పునః పునర్హి పునఃపునర్హి పునః పునః పునః పునఃస్మాదస్మాద్ది పునః పునః పునః పునఃస్మాద్ పునః పునరిది పునః పునః హ్యస్మాదస్మాద్ది హ్యస్మాన్నిర్గృహ్ణాది నిర్గృహ్ణాత్యస్మాద్ది హ్యస్మాన్నిర్గృహ్ణాది అస్మాన్నిర్గృహ్ణాది నిర్గృహ్ణాత్యస్మాదస్మాన్నిర్గృహ్ణాది చక్షశ్చక్షుర్నిర్గృహ్ణాత్యస్మాదస్మాన్నిర్గృహ్ణాది చక్షు నిర్గృహ్ణాది చక్షశ్చక్షుర్నిర్గృహ్ణాది నిర్గృహ్ణాది చక్షుర్వై వై చక్షుర్నిర్గృహ్ణాది నిర్గృహ్ణాది చక్షుర్వై నిర్గృహ్ణాదీని గృహ్ణాది చక్షుర్వై వైదక్షశ్చక్షుర్వా ఏతదేవద్వైదక్షశ్చక్షుర్వా ఏతద్ వా ఏతదేవద్వై వా ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతద్వై వా ఏతద్యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్యేతద్యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య ఉఖ్యో యజ్ఞస్య యజ్ఞస్య ఋక్ష ఋక్ష ఉఖ్యో యజ్ఞదుఖ్యస్తస్మాత్తస్మాదుఖ్యో యజ్ఞదుఖ్యస్తస్మాద్ ఉక్షస్తస్మాత్తస్మాదుక్ష ఉక్షస్తస్మాదుక్ష ఉక్షం తస్మాదుక్ష ఉక్షస్తస్మాదుక్షం తస్మాదుక్షముక్షం తస్మాత్తస్మాదుక్షగుంహతగుంహతముక్షం తస్మాత్తస్మాదుక్షగుంహతం ఋక్షగుంహతగుంహతముక్షగుంహతగుంహతమాస్వమాహతముక్షముక్షగుంహతగుంసోమాహతముక్షముక్షగుంసోమా అన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయంచన్వాయ చక్షురాత్మాస్మాత్మాచక్షు ఆత్మాచక్షురాత్మాచక్షరన్మనచక్షురాత్మాత్మాచక్షరణు చక్షురన్మనచక్షురన్వేచ్చేత్యనచక్షురన్వేది అన్వేచ్చేత్యన్వన్వేతస్మాత్తస్మాదేత్యన్వన్వేతస్మాద్ ఏకస్మాత్తస్మాదేత్యేకస్మాదేకమేకం తస్మాదేత్యేకస్మాదేకం తస్మాదేకమేకం తస్మాత్తస్మాదేకయ్యంతయ్యంతమేకం తస్మాత్తస్మాదేకయ్యంతం ఏకయ్యంతయ్యంతమేకమేకయ్యంతం బహవో బహవోయంతమేకమేకయ్యంతం బహవ యంతం బహవో బహవోయంతయ్యంతం బహవోన్వన బహవోయంతయ్యంతం బహవోను బహవోన్వన బహవో బహవోను యంతి యంతిన బహవో బహవోను యంతి అనయంతి యంతన్వనయంతి తస్మాత్తస్మాద్యంతన్వనయంతి తస్మాత్తస్మాద్యంతస్మాదేక ఏకస్తస్మాద్యంతయంతి తస్మాదేక తస్మాదేక ఏకస్తస్మాత్తస్మాదేకో బహూనాం బహూనామేకస్తస్మాత్తస్మాదేకో బహూనాం ఏకో బహూనాం బహూనామేక ఏకో బహూనాం భద్రో భద్రో బహూనామేక ఏకో బహూనాం భద్ర బహూనాం భద్రో భద్రో బహూనాం బహూనాం భద్రో భవతి భవతి భద్రో బహూనాం బహూనాం భద్రో భవతి భద్రో భవతి భవతి భద్రో భద్రో భవతి తస్మాత్తస్మాద్భవతి భద్రో భద్రో భవతి తస్మాత్ భవతి తస్మాత్తస్మాద్భవతి భవతి తస్మాదేక ఏకస్తస్మాద్భవతి భవతి తస్మాదేక తస్మాదేక ఏకస్తస్మాత్తస్మాదేకో బహ్వీర్బహ్వీరేకస్తస్మాత్తస్మాదేకో బహ్వీ ఏకో బహ్వీర్ బహ్వీరేక ఏకో బహ్వీర్జాయా జాయా బహ్వీరేక ఏకో బహ్వీర్జాయా బహ్వీర్జాయా జాయా బహ్వీర్ బహ్వీర్జాయా విందతే విందతే జాయా బహ్వీర్ బహ్వీర్జాయా విందతే జాయా విందతే విందతే జాయా జాయా విందతే యది యది విందతే జాయా జాయా విందతే యది విందతే యది యది విందతే విందతే యది కామయేత కామయేత యది విందతే విందతే యది కామయేత ఇది కామయేత కామయేత యుదేతి కామయేతాధ్వర్యునధ్వర్యః కామయేత యుదేతి కామయేతాధ్వర్యుః కామయేతాధ్వర్యునధ్వర్యః కామయేత కామయేతాధ్వర్యురాత్మానమాత్మానమధ్వర్యః కామయేత కామయేతాధ్వర్యురాత్మానం అధ్వర్యురాత్మానమాత్మానమధ్వర్యురధ్వర్యురాత్మానం యజ్ఞేశసేన యజ్ఞేశసేనాత్మానమధ్వర్యురధ్వర్యురాత్మానం యజ్ఞేశసేన ఆత్మానం యజ్ఞేషసేన యజ్ఞేషసేనాత్మానమాత్మానం యజ్ఞేషసేన ఆర్పయేయమర్పయేయం యజ్ఞేషసేనాత్మానమాత్మానం యజ్ఞేషసేన ఆర్పయేయం యజ్ఞేషసేన ఆర్పయేయమర్పయేయం యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఆర్పయేయమితి ఇత్యర్పయేయం యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఆర్పయేయమితి యజ్ఞేషసేనేతి యజ్ఞేషసేన అప్రయేయమిత్యర్పయేయమర్పయేయమిత్యంతరాంతరేత్యర్పయేయమర్పయేయమిత్యంతరా ఇత్యంతరాంతరేతిత్యంతరాహవనీయమాహవనీయమంతరేతిత్యంతరాహవనీయమ్ అంతరాహవనీయమాహవనీయమంతరాంతరాహవనీయం చాహవనీయం చాహవనీయమాహవనీయం చ విద్ధానగోహ విద్ధానం చాహవనీయమాహవనీయం చ విద్ధానం ఆహవనీయమిత్యాహవనీయమ్ అహవిద్ధానగోహవిద్ధానం చ విద్ధానం చ విద్ధానం చ విద్ధానం చ హవిద్ధానం చ హవిద్ధానగోహవిద్ధానం చ తిష్ఠగ్వస్తిష్ఠగ్వస్చ హవిద్ధానగోహవిద్ధానం చ తిష్ఠన్ హవిద్ధానమితి హవిద్ధానం తిష్ఠగ్వస్తిష్ఠగ్వస్చ తిష్ఠన్నవావతిష్ఠగ్వస్చ తిష్ఠన్నవ తిష్ఠన్నవామతిష్ఠగ్వస్తిష్ఠన్నవనయేన్నయేదవతిష్ఠగ్వస్తిష్ఠన్నవనయేద్ అవనయేన్నయేదవామనయేదాత్మానమాత్మానన్నయేన్నయేదాత్మానమేవైవాత్మానన్నయేన్నయేదాత్మానమేవ ఆత్మానమేవైవాత్మానమాత్మానమేవ యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఐవాత్మానమాత్మానమేవ యజ్ఞేషసేన ఏవ యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఐవైవ యజ్ఞేషసేన ఆర్పయత్యర్పయతి యజ్ఞేషసేన ఐవైవ యజ్ఞేషసేన ఆర్పయతి యజ్ఞేషసేనార్పయత్యర్పయతి యజ్ఞేషసేన యజ్ఞేషసేనార్పయతి యది యద్యర్పయతి యజ్ఞేషసేన యజ్ఞేషసేనార్పయతి యది యజ్ఞేషసేనేషసేన అర్పయతి యది యద్యర్పయత్యర్పయతి యది కామయేత కామయేత యద్యర్పయత్యర్పయతి యది కామయేత ఇది కామయేత కామయేత యది కామయేత యజమానం యజమానం కామయేత యది కామయేత యజమానం కామయేత యజమానం యజమానం కామయేత కామయేత యజమానం యజ్ఞేషసేన యజ్ఞేషసేన యజమానం కామయేత కామయేత యజమానం యజ్ఞేషసేన యజమానం యజ్ఞేషసేన యజ్ఞేషసేన యజమానం యజమానం యజ్ఞేషసేన ఆర్పయేయమర్పయేయం యజ్ఞేషసేన యజమానం యజమానం యజ్ఞేషసేన ఆర్పయేయం యజ్ఞేషసేనార్పయేయమర్పయేయం యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఆర్పయేయమితి యజ్ఞప్రయేయం యజ్ఞేషసేన యజ్ఞేషసేన ఆర్పయేయమితి యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయేయమిత్యర్పయేయమర్పయేయమిత్యంతరాంతరేత్యర్పయేయమర్పయేయమిత్యంతరాంతరేతిత్యంతరా సదోహవిత్థానే సదోహవిత్థానే అంతరేతిత్యంతరా సదోహవిత్థానే అంతరా సదోహవిత్థానే సదోహవిత్థానే అంతరాంతరా సదోహవిత్థానే తిష్టగ్స్తిష్టన్ సదోహవిత్థానే అంతరాంతరా సదోహవిత్థానే తిష్టన్ సదోహవిధానే తిష్టగ్రస్తిష్టన్ సదోహవిధానే సదోహవిధానే తిష్టన్నవాతిష్టన్ సదోహవిధానే సదోహవిధానే తిష్టన్నవ సదోహవిధానే ఇది సదః అవిధానే తిష్టన్నవాతిష్టగ్రస్తిష్టన్నవనయేన్నయేదవతిష్టగ్రస్తిష్టన్నవనయేన్ అవనయేన్నయేదవావనయేజ్జమానయ్యజమానన్నయేదవావనయేజ్జమానం నయేర్జితమానం యజమానన్నయేర్జితమానమేవ యజమానన్నయేర్జితమానమేవ యజమానమేవ యజమానం యజమానమేవ యజ్ఞేషసేన యజ్ఞేషసేనైవ యజమానం యజమానమేవ యజ్ఞేషసేన ఏవ యజ్ఞేషసేన యజ్ఞేషసేనైవ యజ్ఞేషసేన ఆర్పయత్యర్పయతి యజ్ఞేషసేనైవ యజ్ఞేషసేన ఆర్పయతి యజ్ఞేషసేనార్పయత్యర్పయతి యజ్ఞేషసేన యజ్ఞేషసేనార్పయతి యది యజ్ఞర్పయతి యజ్ఞేషసేన యజ్ఞేషసేనార్పయతి యది యజ్ఞేషసేనేతి యజ్ఞాయిషసేన అర్పయతి యది యజ్ఞర్పయత్యర్పయతి యది కామయేత కామయేత యజ్ఞర్పయత్యర్పయతి యది కామయేత యది కామయేత కామయేత యది యది కామయేత సదస్యాన్ సదస్యాన్ కామయేత యది యది కామయేత సదస్యాన్ కామయేత సదస్యాన్ సదస్యాన్ కామయేత కామయేత సదస్యాన్ యజ్ఞేషసేన యజ్ఞేషసేన సదస్యాన్ కామయేత కామయేత సదస్యాన్ యజ్ఞేషసేన సదస్యాన్ యజ్ఞేషసేన యజ్ఞేషసేన సదస్యాన్ సదస్యాన్ యజ్ఞేషసేన ఆర్పయేయమర్పయేయం యజ్ఞేషసేన సదస్యాన్ సదస్యాన్ యజ్ఞేషసేన ఆర్పయేయం యజ్ఞేషసేనార్పయేయమర్పయేయం యజ్ఞేషసేన యజ్ఞేషసేనార్పయేయమిత్యర్పయేయం యజ్ఞేషసేన యజ్ఞేషసేనార్పయేయమిది యజ్ఞయశసేనేతి యజ్ఞయశసేన అర్పయేయమిత్యర్పయేయమర్పయేయమితి సదస్సద ఇత్యర్పయేయమర్పయేయమితి సద ఇది సదస్సద ఇది సద ఆలభ్యాలభ్యసద ఇది సద ఆలభ్య సద ఆలభ్యాలభ్యసదస్సద ఆలభ్యావాలభ్యసదస్సద ఆలభ్యావ ఆలభ్యావాలభ్యాలభ్యావనయేన్నయేదవాలభ్యాలభ్యావనయేత్ ఆలభ్యేత్యాలభ్యవనయేన్నయేదవామనయేత్ సదస్యాన్ సదస్యాన్నయేదవామనయేత్ సదస్యాన్ నయేత్ సదస్యాన్ సదస్యాన్నయేన్నయేత్ సదస్యామేవైవ సదస్యాన్నయేన్నయేత్ సదస్యామేవ సదస్యామేవైవ సదస్యాన్ సదస్యామేవ యజ్ఞేషసేన యజ్ఞేషసేనైవ సదస్యాన్ సదస్యామేవ యజ్ఞేషసేన ఏవ యజ్ఞేషసేన యజ్ఞేషసేనైవైవ యజ్ఞేషసేనార్పయత్యర్పయతి యజ్ఞేషసేనైవైవ యజ్ఞేషసేనార్పయతి యజ్ఞేషసేనార్పయత్యర్పయతి యజ్ఞేషసేన యజ్ఞేషసేనార్పయతి యజ్ఞేషసేనేతి యజ్ఞాయిషసేన అర్పయతీత్యర్పయతి ఆయుర్వైవ ఆయురాయుర్వా ఏతదేతద్వ ఆయురాయుర్వాతదేతద్వైవ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతద్వైవ ఏతద్యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య యజ ధ్రవోత్తమో గ్రహాణాం గ్రహాణముత్తమో ధ్రవో ధ్రవోత్తమో గ్రహాణాం ఉత్తమో గ్రహాణాం గ్రహాణముత్తమోత్తమో గ్రహాణాం గృహ్యతే గృహ్యతే గ్రహాణముత్తమోత్తమో గ్రహాణాం గృహ్యతే ఉత్తమ ఇత్యుత గ్రహాణాంగృష్యతే గృష్యతే గ్రహాణాంగ్రహాణాంగృష్యతే తస్మాత్ తస్మాగృహ్యతే గ్రహాణాంగ్రహాణాంగృష్యతే తస్మాత్ గృహ్యతే తస్మాత్ తస్మాగృహ్యతే గృహ్యతే తస్మాదాయుష్టస్మాగృహ్యతే గృహ్యతే తస్మాదాయు తస్మాదాయుష్టస్మాత్ తస్మాదాయు ప్రాణానాం ప్రాణానామాయుష్టస్మాత్ తస్మాదాయు ప్రాణానాం ఆయు ప్రాణానాం ప్రాణానామాయురాయ ప్రాణానాముత్తమముత్తమం ప్రాణానామాయురాయ ప్రాణానాముత్తమం ప్రాణానాముత్తమముత్తమం ప్రాణానాం ప్రాణానాముత్తమం మూర్ధానం మూర్ధానముత్తమం ప్రాణానాం ప్రాణానాముత్తమం మూర్ధానం ప్రాణానామితి ప్రాణానాం ఉత్తమం మూర్ధానం మూర్ధానముత్తమముత్తమం మూర్ధానం దివో దివో మూర్ధానముత్తమముత్తమం మూర్ధానం దివ మూర్ధానిత్యుత్తమం మూర్ధానం దివో దివో మూర్ధానం మూర్ధానం దివో అరతిమరతిం దివో మూర్ధానం మూర్ధానం దివో అరతిం దివో అరతిమరతిం దివో దివో అరతిం పృథివ్యా పృథివ్యా అరతిం దివో దివో అరతిం పృథివ్యా అరతిం పృథివ్యా పృథివ్యా అరతిమరతిం పృథివ్యా ఇదీతి పృథివ్యా అరతిమరతిం పృథివ్యా ఇది పృథివ్యా ఇదీతి పృథివ్యా పృథివ్యా ఇత్యాహేతి పృథివ్యా పృథివ్యా ఇత్యాహ ఇత్యాహేదీత్యాహ మూర్ధానం మూర్ధానమాహేదీత్యాహ మూర్ధానం ఆహ మూర్ధానం మూర్ధానమాహ మూర్ధానమేవైవ మూర్ధానమాహ మూర్ధానమేవ మూర్ధానమేవైవ మూర్ధానం మూర్ధానమేవైనమేనమేవ మూర్ధానం మూర్ధానమేవైనం ఏవైనమేనమేవైవైన కోసమానానాకోసమానానామేనమేవైవైన కోసమానానాం ఏన కోసమానానాకో సమానానామేనమేన కోసమానానాం కరోతి కరోతి సమానానామేనమేన కోసమానానాం కరోతి సమానానాం కరోతి కరోతి సమానానాకో సమానానాం కరోతి వైశ్వానరం వైశ్వానరం కరోతి సమానానాకో సమానానాం కరోతి వైశ్వానరం కరోతి వైశ్వానరం వైశ్వానరం కరోతి కరోతి వైశ్వానరమృతాయత్తాయ వైశ్వానరం కరోతి కరోతి వైశ్వానరమృతాయ వైశ్వానరమృతాయత్తాయ వైశ్వానరం వైశ్వానరమృతాయ జాతం జాతమృతాయ వైశ్వానరం వైశ్వానరమృతాయ జాతం అతాయ జాతం జాతమృతాయత్తాయ జాతమగ్నిమగ్నిం జాతమృతాయత్తాయ జాతమగ్నిం జాతమగ్నిమగ్నిం జాతం జాతమగ్నిమితీత్యగ్నిం జాతం జాతమగ్నిమితి అగ్నిమితీత్యగ్నిమగ్నిమిత్యాహేత్యగ్నిమగ్నిమిత్యాహ ఇత్యాహేదీత్యాహ వైశ్వానరం వైశ్వానరమాహేదీత్యాహ వైశ్వానరం ఆహ వైశ్వానరం వైశ్వానరమాహ వైశ్వానరగుంహి వైశ్వానరమాహ వైశ్వానరగుంహి వైశ్వానరగుంహి వైశ్వానరం వైశ్వానరగుంహి దేవతయా దేవతయా హి వైశ్వానరం వైశ్వానరగుంహి దేవతయా హి దేవతయా దేవతయా హి దేవతయాయురాయు దేవతయా హి దేవతయాయు దేవతయాయురాయు దేవతయా దేవతయాయుర్భయతో వైశ్వానర ఉభయతో వైశ్వానర ఆయు దేవతయా దేవతయాయుర్భయతో వైశ్వానర ఆయుర్భయతో వైశ్వానర ఉభయతో వైశ్వానర ఆయురాయుర్భయతో వైశ్వానరో గృహ్యతే గృహ్యతో ఉభయతో వైశ్వానర ఆయురాయుర్భయతో వైశ్వానరో గృహ్యతే ఉభయతో వైశ్వానరో గృహ్యతే గృహ్యత ఉభయతో వైశ్వానర ఉభయతో వైశ్వానరో గృహ్యతే తస్మాత్ గృహ్యత ఉభయతో వైశ్వానర ఉభయతో వైశ్వానరో గృహ్యతే తస్మాత్ ఉభయతో వైశ్వానర ఇత్యుభయత వైశ్వానర గృహ్యతే తస్మాత్ తస్మాగృహ్యతే గృహ్యతే తస్మాదుభయత ఉభయతస్తస్మాగృహ్యతే గృహ్యతే తస్మాదుభయత తస్మాదుభయత ఉభయతస్తస్మాత్ తస్మాదుభయత ప్రాణా ప్రాణ ఉభయతస్తస్మాత్ తస్మాదుభయత ప్రాణా ఉభయత ప్రాణా ప్రాణ ఉభయత ఉభయత ప్రాణ అధస్తాదధస్తాత్ ప్రాణ ఉభయత ఉభయత ప్రాణ అధస్తాత్ ప్రాణ అధస్తాదధస్తాత్ ప్రాణ ప్రాణ అధస్తాచాధస్తాత్ ప్రాణ ప్రాణ అధస్తాచ ప్రాణ ఇది ప్రాణాధస్తాచాధస్తాదధస్తాచోపరిష్టాదుపరిష్టాచాధస్తాదధస్తాచోపరిష్టాదుపరిష్టాచోపరిష్టాచోపరిష్టాచోపరిష్టాచోపరిష్టాచ ఉపరిష్టాచోపరిష్టాదుపరిష్టాచాధినోద్భినశ్చోపరిష్టాదుపరిష్టాచాధ్యన చాధినోర్ధినశ్చాధినోన్యేభ్యనశ్చాధినోన్యే అర్ధినోన్యేర్ధినోర్ధినోన్యే గ్రహ అన్యేర్ధినోర్ధినోన్యే గ్రహ అన్యేగ్రహ గ్రహ అన్యేర్ధినోర్ధినోన్యే గ్రహ అన్యేర్ధినోర్ధినోన్యే గ్రహ అన్యేర్ధినోర్ధినోన్యే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ అన్యేర్ధినోర్ధినోన్యే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గృహ్యంతే గ్రహ గృహ్యంతే ధ్యర్థి గృహ్యంతే గ్రహ గృహ్యంతే ధ్రువో గృహ్యంతేభ్యర్థి గృహ్యంతే గృహ్యంతే ధ్రువోధ్రువో గృహ్యంతే గృహ్యంతే గృహ్యంతే ధ్రువ అర్ధీధ్రువో ధ్రువోర్ధ్యధ్యేతస్మాత్తస్మాద్ధ్రువోర్ధ్యధ్యేతస్మాత్తస్మాద్ధ్రువస్తస్మాద్ధ్యర్ధీతస్మాత్తస్మాద్ధ్రువోర్ధ్రువస్తస్మాదర్ధీ తస్మాదర్ధ్యర్ధేతస్మాత్తస్మాదర్ధ్యవాంగమాగర్ధ్యేతస్మాత్తస్మాదర్ధ్యవాంగు ఉత్తరత ఇత్యుత తరతః ఈశ్వరేవ్యాం మృత్యుర్జి వై ఈశ్వరేవ్యాం వై ఈశ్వరేవ్యాం మృషి శస్యమానాయాగం శస్యమానాయాం మృషి వై ఈశ్వరేవ్యాం వై ఈశ్వరేవ్యాం మృషి శస్యమానాయాం వైశ్వదేవ్యామితి వైశ్వాదేవ్యాం శక్తిమానాయాగుమశక్తిమానాయా మృత్యుశక్తిమానాయామవావశక్తిమానాయామవశక్తిమానాయామవశక్తిమానాయామవనయతి అవనయతనయత్యవనయతి వైశ్వరేభ్యో వైశ్వరేభ్యో నయత్యమావనయతి వైశ్వరేభ్య నైత వైశ్వరేభ్యో వైశ్వరేభ్యో నైతనైతి వైశ్వరేభ్యో వై వై వైశ్వరేభ్యో నైతనైతి వైశ్వరేభ్యో వై వైశ్వరేభ్యో వై వై వైశ్వరేభ్యో వైశ్వరేభ్యో వై ప్రజా ప్రజా వై వైశ్వరేభ్యో వైశ్వరేభ్యో వై ప్రజా వైశ్వరేభ్య ఇది వైశ్వాదేభ్య వై ప్రజా ప్రజా వై వై ప్రజా ప్రజాసు ప్రజాసు ప్రజా వై వై ప్రజా ప్రజాసు ప్రజా ప్రజాసు ప్రజాసు ప్రజా ప్రజా ప్రజాస్వేవ ప్రజాసు ప్రజా ప్రజా ప్రజాస్వేవ ప్రజా ఇది ప్రజా ప్రజాస్వేవ ప్రజాసు ప్రజాస్వేవాయురాయురేవ ప్రజాసు ప్రజాస్వేవాయు ప్రజాస్వి ప్రజాసు ఏవాయురాయురేవైవాయుర్దాతి ఆయుర్ప్రధాయుర్ధాయురాయుర్ప్రధాతి యజ్ఞేన వై వై యజ్ఞేన యజ్ఞేన వై దేవా దేవా వై యజ్ఞేన యజ్ఞేన వై దేవా వై దేవా దేవా వై వై దేవాస్వర్గకం సువర్గం దేవా వై వై దేవాస్వర్గం దేవాస్వర్గకం సువర్గం దేవా దేవాస్వర్గం లోకం లోకకం సువర్గం దేవా దేవాస్వర్గం లోకం సువర్గం లోకం లోకకం సువర్గకం సువర్గం లోకమాయన్నాయన్ లోకకం సువర్గకం సువర్గం లోకమాయన్ సువర్గమితి సువహార్గం లోకమాయన్నాయన్ లోకం లోకమాయంతేత ఆయన్ లోకం లోకమాయంతే ఆయంతేత ఆయన్నాయంతే మన్యంత మన్యంతత ఆయన్నాయంతే మన్యంత తే మన్యంత మన్యంత తేతే మన్యంత మనుష్యా మనుష్యా అమన్యంత తేతే మన్యంత మనుష్యా అమన్యంత మనుష్యా మనుష్యా అమన్యంత మన్యంత మనుష్యా నో నో మనుష్యా అమన్యంత మన్యంత మనుష్యాన మనుష్యా నో నో మనుష్యా మనుష్యా నోన్వా భవిష్యంతన్వా భవిష్యంతి నో మనుష్యా మనుష్యా నోన్వా భవిష్యంతి నోన్వా భవిష్యంతన్వా భవిష్యంతి నో నోన్వా భవిష్యంతీతిన్వా భవిష్యంతి నో నోన్వా భవిష్యంతీతి అన్వా భవిష్యంతీతిన్వా భవిష్యంతన్వా భవిష్యంతీతిన్వా భవిష్యంతన్వా భవిష్యంతీతి అన్వా భవిష్యంతీత్యను ఆభవిష్యంతి ఇది తేత ఇదే సంవత్సరేణ సంవత్సరేణ తదిదే సంవత్సరేణ తే సంవత్సరేణ సంవత్సరేణ తే సంవత్సరేణ యోపయిత్వా సంవత్సరేణ తే సంవత్సరేణ యోపయిత్వా సంవత్సరేణ యోపయిత్వా యోపయిత్వా సంవత్సరేణ సంవత్సరేణ యోపయిత్వా సువర్గం సువర్గం యోపయిత్వా సంవత్సరేణ సంవత్సరేణ యోపయిత్వా సువర్గం సంవత్సరేణేతి సంవత్సరేణ యోపయిత్వా సువర్గం సువర్గం యోపయిత్వా యోపయిత్వా సువర్గం లోకం లోకం సువర్గం యోపయిత్వా యోపయిత్వా సువర్గం లోకం సువర్గం లోకం లోకకం సువర్గకం సువర్గం లోకమాయన్నాయన్ లోకకం సువర్గకం సువర్గం లోకమాయన్ సువర్గమితి సువహగం లోకమాయన్నాయన్ లోకం లోకమాయంతంతమాయన్ లోకం లోకమాయంతం ఆయంతంతమాయన్నాయంతమృషయ అషయస్తమాయన్నాయంతమృషయ తమృషయ అషయస్తంతమృషయ అతుగ్రహైరతుగ్రహైరషయస్తంతమృషయ అతుగ్రహై ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ఋషయ ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై ద్వాదశ ప్రజ్ఞాచ్యై ద్వాదశ కృష్యంతే కృష్యంతే ప్రజ్ఞాచ్యై ద్వాదశ కృష్యంతే కృష్యంతే ప్రజ్ఞాచ్యై ద్వాదశ కృష్యంతే ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై ద్వాదశ కృష్యంతే ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై ద్వాదశ కృష్యంతే ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై ద్వాదశ కృష్యంతే ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై ద్వాదశ కృష్యంతే ప్రజ్ఞాచ్యై ప్రజ్ఞాచ్యై ద్ పశోన్ పశోనేవ పశోన్ ప్రీణాది ప్రీణాది పశోనేవ పశోన్ ప్రీణాది పశువన్ ప్రీణాది ప్రీణాది పశువన్ పశువన్ ప్రీణాది ద్విర్ద్విః ప్రీణాది పశువన్ పశువన్ ప్రీణాది ద్విః ప్రీణాది ద్విర్ద్విః ప్రీణాది ప్రీణాది ద్విః పునః పునర్ద్విః ప్రీణాది ప్రీణాది ద్విః పునః ద్విః పునః పునర్ద్విర్ద్విః పునరుతున పునర్ద్విర్ద్విః పునరుతునా పునః పునరుతునా హునా పునః పునరుతునా అర్ణా హత్తునర్తునా హద్విపదో ద్విపద ఆహత్తునర్తునా హద్విపద ఏవైవద్విపద ఆహత్ద్విపద ఏవైవద్విపదో ద్విపద ఏవ ప్రీణాది ప్రీణాత్యేవద్విపదో ద్విపద ఏవ ప్రీణాది ఏవ ఏవద్విపదో ద్విపద ఏవ ప్రీణాత్యేవైవ ప్రీణాత్యుతునర్తునా ప్రీణాత్యేవైవ ప్రీణాత్యుతునా ప్రీణాత్యుర్తునర్తునా ప్రీణాది ప్రీణాత్యుర్తునా ప్రప్రార్తునర్తునా ప్రేష్యేష్యప్రార్తునర్తునా ప్రేష్య ప్రేష్యేష్యప్రప్రేష్యదిషక్షడిది ఇషక్షడిది దిషక్ షట్కృత్వ ఆహ హృత్వ ఆహ కృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ ఆహ హృత్వ చతుష్పాదస్తస్మాచ్చతుష్పాదస్తస్మాచ్చతుష్పాదస్తస్మాచ్చతుష్పాద పశవః పశవశ్చతుష్పాదస్తస్మాచ్చతుష్పాద పశవ అర్థోన్ పశవ పశవ అర్థోనుపో పార్థోన్ పశవ పశవ అర్థోనుప అర్థోనుపో పార్థోన్ ఋతోనుపజీవంతి జీవంతి పార్థోన్ ఋతోనుపజీవంతి ఉపజీవంతి జీవంతిపోపజీవంతి ద్విర్జీవంతిపోపజీవంతి జీవంతి ద్విర్జీవంతి జీవంతి ద్విఃపునః పునర్ద్విర్జీవంతి జీవంతి ద్విఃపునః ద్విఃపునః పునర్ద్విర్దిః పునరుతునర్తునా పునర్ద్విర్దిః పునరుతునా పునరుతునర్తునా పునః పునరుతునా హర్తునా పునః పునరుతునా అర్తునా హర్తునర్తునా తస్మాద్విపాదస్తస్మాద్విపాదశ్చతుష్పద ద్విపాదశ్చతుష్పదశ్చతుష్పదో ద్విపాదశ్చతుష్పద పశూన్ పశూర్శ్చతుష్పదో ద్విపాదశ్చతుష్పద పశూన్ నిర్వాద ఇది ద్విపాద చతుష్పద పశూన్ పశూర్శ్చతుష్పదశ్చతుష్పద పశూనుపోప పశూర్శ్చతుష్పదశ్చతుష్పద పశూనుప చతుష్పద పశూనుపోప పశూన్ పశూనుపజీవంతి జీవంచుప పశూన్ పశూనుపజీవంతి ఉపజీవంతి జీవంచుకోపజీవంచుతునర్తునా జీవంచుకోపజీవంచుతునా జీవంచుతునర్తునా జీవంతి జీవంచుతునా ప్రప్రార్తునా జీవంతి జీవంచుతునా ప్ర అర్తునా ప్రప్రార్తునర్తునా ప్రేష్యేష్య ప్రార్తునర్తునా ప్రేష్య ప్రేష్యేష్య ప్రప్రేష్యేది ఈష్య ప్రప్రేష్యేది ఇష్యేది ఈష్యేష్యేది షట్షడిది ఈష్యేష్యేది షడ్ ఇది షట్షడిది నిషకృత్వ కృత్వ షడిది నిషకృత్వ షట్కృత్వ ఆహ కృత్వ ఆహ ఋత్వ ఆహ కృత్వ ఆహ ఋత్వభిరుతురిరాహ కృత్వ ఆహ ఋత్వభిరుతురిరాహ ఋత్వభిరితి చతుర్భిర్ద్విశ్చతుర్భిః ఋత్వనః పునర్ద్విశ్చతుర్భిః పునః ఋత్వనః పునరుతునః పునః పునరుతునః ఋత్వనః పునః పునరుతునః ఋత్వనః ఋత్వనః ఋత్వనః క్రమణమాక్రమణమాహర్తునర్తునః క్రమణమ్ ఆహ క్రమణమాక్రమణమాహ క్రమణమేవైవాక్రమణమాహ క్రమణమేవ ఆక్రమణమేవైవాక్రమణమాక్రమణమేవ దత్తదేవాక్రమణమాక్రమణమేవ దత్ ఆక్రమణమిత్యాక్రమణమ్ దత్తదేవత్సేతుకోసేతుం తదేవ దత్సేతుం తత్సేతుకోసేతుం దత్తత్సేతం యజమానో యజమానస్సేతుం దత్తత్సేతం యజమాన సేతం యజమానో యజమానస్సేతుకోసేతం యజమానః కురుతే కురుతే యజమానస్సేతుకోసేతం యజమానః కురుతే యజమానః కురుతే కురుతే యజమానో యజమానః కురుతే సువర్గస్య సువర్గస్య కురుతే యజమానో యజమానః కురుతే సువర్గస్య కురుతే సువర్గస్య సువర్గస్య కురుతే కురుతే సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య కురుతే కురుతే సువర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్టి సువర్గస్యేతి సువర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య లోకస్య సమష్టైన సమష్టి లోకస్య లోకస్య సమష్టైన సమష్టైన సమష్టి సమష్టైనాన్యోన్యోన సమష్టి సమష్టైనాన్య సమష్ట్యా ఇది సమ్ అష్టి నాన్యోన్యోన నాన్యోన్యమన్యమన్యోన నాన్యోన్యం అన్యోన్యమన్యమన్యోన్యోన్యమన్వన్వన్యమన్యోన్యోన్యమను అన్యమన్వన్వన్యమన్యమను ప్రాణ్వన్యమన్యమను ప్రాణ్వన ప్రపద్యేత పద్యేత ప్రాణ్వన ప్రపద్యేత ప్రపద్యేత పద్యేత ప్రపద్యేత యద్యత్పద్యేత ప్రపద్యేత యద్ పద్యేత యద్యత్పద్యేత పద్యేత యదన్యోన్యో యత్పద్యేత పద్యేత యదన్య యదన్యోన్యో యజ్జన్యోన్యమన్యమన్యో యజ్జన్యోన్యం అన్యోన్యమన్యమన్యోన్యోన్యమను ప్రపద్యేతాను ప్రపద్యేతన్యమన్యోన్యోన్యమను ప్రపద్యేత అన్యమను ప్రపద్యేతాను ప్రపద్యేతన్యమన్యమను ప్రపద్యేతర్తురను ప్రపద్యేతన్యమన్యమను ప్రపద్యేతర్తు మను ప్రపద్యేతర్తురను ప్రపద్యేతాను ప్రపద్యేతర్తురుతు మృతు మృతులను ప్రపద్యేతాను ప్రపద్యేతర్తురుతు అను ప్రపద్యేతేత్యను ప్రపద్యేత అర్తురుతు మృతు మృతురు ఋతురు ఋతుమన్వన్ మృతు మృతురు ఋతురు ఋతుమను ఋతుమన్వన్ మృతు మృతుమను ప్రాణ్ మృతు మృతుమను ప్ర అను ప్రాణ్వన ప్రపద్యేత పద్యేత ప్రాణ్వన ప్రపద్యేత ప్రపద్యేత పద్యేత ప్రపద్యేతర్తవ అతవ పద్యేత ప్రపద్యేతర్తవ పద్యేతర్తవ అతవ పద్యేత పద్యేతర్తవో మోహకా మోహకా అతవ పద్యేత పద్యేతర్తవో మోహకా అర్థవో మోహకా మోహకా అర్థవ అర్థవో మోహకా శిష్యుర్మోహకా అర్థవ అర్థవో మోహకా స్యు మోహకా శిష్యుర్మోహకా మోహకా స్యు ప్రసిద్ధం ప్రసిద్ధగ్వస్యుర్మోహకా మోహకా స్యు ప్రసిద్ధం స్యు ప్రసిద్ధం ప్రసిద్ధగ్వస్యు స్యు ప్రసిద్ధమేవైవ ప్రసిద్ధగ్వస్యు స్యు ప్రసిద్ధమేవ ప్రసిద్ధమేవైవ ప్రసిద్ధం ప్రసిద్ధమేవాధ్వర్యురధ్వర్యురేవ ప్రసిద్ధం ప్రసిద్ధమేవాధ్వర్యు ప్రసిద్ధమిది ప్రసిద్ధం ఏవాధ్వర్యురధ్వర్యురేవైవాధ్వర్యుర్దక్షిణేన దక్షిణేనాధ్వర్యురేవైవాధ్వర్యుర్దక్షిణేన అధ్వర్యుర్దక్షిణేన దక్షిణేనాధ్వర్యురధ్వర్యుర్దక్షిణేన ప్రప్రదక్షిణేనాధ్వర్యురధ్వర్యుర్దక్షిణేన ప్రదక్షిణేన ప్రప్రదక్షిణేన దక్షిణేన ప్రపద్యదే వద్యదే ప్రదక్షిణేన దక్షిణేన ప్రపద్యదే ప్రపద్యదే వద్యదే ప్రప్రపద్యదే ప్రసిద్ధం ప్రసిద్ధం వద్యదే ప్రప్రపద్యదే ప్రసిద్ధం పద్యదే ప్రసిద్ధం ప్రసిద్ధం వద్యదే వద్యదే ప్రసిద్ధం ప్రతి ప్రస్థాత ప్రతి ప్రస్థాత ప్రసిద్ధం వద్యదే వద్యదే ప్రసిద్ధం ప్రతి ప్రస్థాత ప్రసిద్ధం ప్రతి ప్రస్థాత ప్రతి ప్రస్థాత ప్రసిద్ధం ప్రసిద్ధం ప్రతి ప్రస్థాతోత్తరేణోత్తరేణ ప్రతి ప్రస్థాత ప్రసిద్ధం ప్రసిద్ధం ప్రతి ప్రస్థాతోత్తరేణ ప్రసిద్ధమిది ప్రసిద్ధం ప్రతి ప్రస్థాతోత్తరేణోత్తరేణ ప్రతి ప్రస్థాత ప్రతి ప్రస్థాతోత్తరేణ తస్మాత్ తస్మాదుత్తరేణ ప్రతి ప్రస్థాత ప్రతి ప్రస్థాతోత్తరేణ తస్మాత్ ప్రతి ప్రస్థాతేతి ప్రతి ప్రస్థాత ఉత్తరేణ తస్మాత్ తస్మాదుత్తరేణోత్తరేణ తస్మాదాదిత్య ఆదిత్యస్తస్మాదుత్తరేణోత్తరేణ తస్మాదాదిత్య ఉత్తరేణేత్యుత్తరేణ తస్మాదాదిత్య ఆదిత్యస్తస్మాత్ తస్మాదాదిత్య షట్షడాదిత్యస్తస్మాత్ తస్మాదాదిత్య షడ్ ఆదిత్య షట్షడాదిత్య ఆదిత్య షణ్మాసో మాస షడాదిత్య ఆదిత్య షణ్మాస షణ్మాసో మాస షట్షణ్మాసో దక్షిణేన దక్షిణేన మాస షట్షణ్మాసో దక్షిణేన మాసో దక్షిణేన దక్షిణేన మాసో మాసో దక్షిణేన ఇత్యేత దక్షిణేన మాసో మాసో దక్షిణేనైతి దక్షిణేన ఇత్యేత దక్షిణేన దక్షిణేనైతి షట్షడే దక్షిణేన దక్షిణేనైతి షడ్ ఏతి షట్షడేత్యేతి షడుత్తరేణోత్తరేణ షడేత్యేతి షడుత్తరేణ షడుత్తరేణోత్తరేణ షక్షడుత్తరేణోపయామగృహీత ఉపయామగృహీత ఉత్తరేణ షక్షడుత్తరేణోపయామగృహీత ఉత్తరేణోపయామగృహీత ఉపయామగృహీత ఉత్తరేణోత్తరేణోపయామగృహీతోస్యస్యుపయామగృహీత ఉత్తరేణోత్తరేణోపయామగృహీతోసి ఉత్తరేణేత్యుత్తరేణ ఉపయామగృహీతృహీత ఉపయామగృహీతోసి సగుణసత్వ సగుణసత్వస్యుపయామగృహీత ఉపయామగృహీతోసి సగుణసత్వ ఉపయామగృహీతృపయామాగృహీత అది సగుణసర్ప సగుణసర్పోశి సగుణసర్పోశి సగుణసర్పోశి సగుణసర్పోసి సగుణసర్పోశి సగుణసర్ప సగుణసర్పోశ గుంహస్పత్యా గుంహస్పత్యా సగుణసర్ప సగుణసర్పోశ గుంహస్పత్యాయ సగుణసర్ప ఇది సంసర్ప అస్యగుంహస్పత్యాయాగుంహస్పత్యాయాస్యగుంహస్పత్యాయత్వాత్వాగుంహస్పత్యాయాస్యగుంహస్పత్యాయత్వాగుంహస్పత్యాయత్వాగుంహస్పత్యాయత్వేదీరిత్వాగుంహస్పత్యాయత్వేదీ ఆహాస్యస్యాహాస్తిత్రయోదశస్త్రయోదశోస్త్యాహాస్తిత్రయోదశ ఆహుస్తంతమాహురాహుస్తమేవైవతమాహురాహుస్తమేవతంతమేవతత్తదేవతంతమేవతత్తదేవైవతత్ప్రీణాతిప్రీణాతిదేవైవతత్ప్రీణాతి స్వర్గాయ వైవై స్వర్గాయ స్వర్గాయ వా ఏత ఏతే వై స్వర్గాయ స్వర్గాయ వా ఏతే స్వర్గాయేతు స్వహర్గాయ వా ఏత ఏతే వై వా ఏతే లోకాయ లోకాయైతే వై వా ఏతే లోకాయ ఏతే లోకాయ లోకాయైత ఏతే లోకాయ కృష్యంతే కృష్యంతే లోకాయైత ఏతే లోకాయ కృష్యంతే లోకాయ కృష్యంతే కృష్యంతే లోకాయ లోకాయ కృష్యంతే యద్యద్గృష్యంతే లోకాయ లోకాయ కృష్యంతే యద్ కృష్యంతే యద్యద్గృష్యంతే కృష్యంతే ఇరుదుగ్రహ అదుగ్రహ యద్గృష్యంతే కృష్యంతే ఇరుదుగ్రహ ఇరుదుగ్రహ అదుగ్రహ యజ్జదుగ్రహ జ్యోతిర్జ్యోతిరుదుగ్రహ యజ్జదుగ్రహ జ్యోతి అదుగ్రహ జ్యోతిర్జ్యోతిరదుగ్రహ అదుగ్రహ జ్యోతిరింద్రాగ్ని ఇంద్రాగ్ని జ్యోతిరదుగ్రహ అదుగ్రహ జ్యోతిరింద్రాగ్ని అదుగ్రహ ఇత్యుదుగ్రహ జ్యోతిరింద్రాగ్ని ఇంద్రాగ్ని జ్యోతిర్జ్యోతిరింద్రాగ్ని యజ్జదింద్రాగ్ని జ్యోతిర్జ్యోతిరింద్రాగ్ని ఇంద్రాగ్ని యజ్జదింద్రాగ్ని ఇంద్రాగ్ని రై ఇంద్రాగ్నమై ఇంద్రాగ్నైరింద్రాగ్ని ఇంద్రాగ్ని రై ఇంద్రాగ్నం ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఇదై ఇంద్రాగ్నమై ఇంద్రాగ్నయ్యై ఇంద్రాగ్నముదు పాత్రేణ స్వపాత్రేణ ఇంద్రాగ్నయ్యై ఇంద్రాగ్నముదు పాత్రేణ ఐంద్రాగ్నముదు పాత్రేణ స్వపాత్రేణ ఇంద్రాగ్నమై ఇంద్రాగ్నముదు పాత్రేణ గృహ్ణాతి గృహ్ణాచ్యుదు పాత్రేణ ఇంద్రాగ్నమై ఇంద్రాగ్నముదు పాత్రేణ గృహ్ణాతి ఐంద్రాగ్నమిత్యై ఇంద్రాగ్నం అదుపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాచ్యుగపాత్రేణ త్వపాత్రేణ గృహ్ణాతి జ్యోతిర్జ్యోతిర్గృహ్ణాచ్యుగపాత్రేణ త్వపాత్రేణ గృహ్ణాతి జ్యోతి అదుపాత్రేణేత్యుతో పాత్రేణ గృహ్ణాతి జ్యోతిర్జ్యోతిర్గృహ్ణాతి గృహ్ణాతి జ్యోతిరేవైవ జ్యోతిర్గృహ్ణాతి గృహ్ణాతి జ్యోతిరేవ జ్యోతిరేవైవ జ్యోతిర్జ్యోతిరేవాస్మ అస్మ ఏవ జ్యోతిర్జ్యోతిరేవాస్మై ఏవాస్మ అస్మ ఏవైవాస్మ ఉపరిష్టాదుపరిష్టాదస్మ ఏవైవాస్మ ఉపరిష్టాద్ అస్మా ఉపరిష్టాదుపరిష్టాదస్మ అస్మా ఉపరిష్టాద్ది దాత్యుపరిష్టాదస్మ అస్మా ఉపరిష్టాద్ది ఉపరిష్టాద్ది దాత్యుపరిష్టాదుపరిష్టాద్ది స్వర్గస్యేతి స్వర్గస్యానుఖ్యాత్యానుఖ్యాత్యైలోకస్యలోకస్యానుఖ్యాత్యా ఓజోభృతావోజోభృతావనుఖ్యాత్యైలోకస్యలోకస్యానుఖ్యాత్యా ఓజోభృతౌ అనుఖ్యాత్యా ఓజోభృతావనుఖ్యాత్యానుఖ్యాత్యా ఓజోభృతౌ వై ఓజోభృతౌ వై వా ఓజోభృతా భోజోభృతౌ వా ఏతావేతౌ వా ఓజోభృతా భోజోభృతా వా ఏతౌ ఓజోభృతాదిత్యోజః భృతౌ వా ఏతావేతౌ వై వా ఏతౌ దేవానాం దేవానామేతౌ వై వా ఏతౌ దేవానాం ఏతౌ దేవానాం దేవానామేతావేతౌ దేవానాం యజ్జద్దేవానామేతావేతౌ దేవానాం యజ్ దేవానాయ్యేవానాయింద్రాగ్ని ఇంద్రాగ్నిదేవానాయింద్రాగ్ని ఇదింద్రాగ్ని ఇంద్రాగ్ని యజ్జిరింద్రాగ్ని యజ్జిరింద్రాగ్ని యజ్జిరింద్రాగ్ని ఇంద్రాగ్ని యజ్జిరింద్రాగ్ని ఇంద్రాగ్ని రైలీంద్రాగ్న ఐలీంద్రాగ్నో ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని రైలీంద్రాగ్న ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని రైలీంద్రాగ్న ఐలీంద్రాగ్నో యజ్జిరైలీంద్రాగ్నో వృష్యతే వృష్యత ఐంద్రాగ్నో యజ్జిరైలీంద్రాగ్నో వృష్యతే ఐంద్రాగ్నో వృష్యతే వృష్యత ఐంద్రాగ్న ఐంద్రాగ్నో వృష్యత ఓజ ఓజ వృష్యత ఐంద్రాగ్న ఐంద్రాగ్నో వృష్యత ఓజ ఐంద్రాగ్న ఇంద్రాగ్న వృష్యత ఓజ ఓజ వృష్యతే వృష్యత ఓజ ఏవైవౌజ వృష్యతే వృష్యత ఓజ ఏవ ఓజ ఏవైవౌజ ఓజ ఏవైవౌజ ఓజ ఏవా వైవైవృంధే వృంధే వైవైవృంధే అవరుంధే రుంధే వృంధే వైశ్వదేవం వైశ్వదేవృంధే వృంధే వైశ్వదేవం వృంధే వైశ్వదేవం వైశ్వదేవృంధే రుంధే వైశ్వదేవం శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవం రుంధే రుంధే వైశ్వదేవం శుక్రపాత్రేణ వైశ్వదేవం శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవం వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహాది గృహాది శుక్రపాత్రేణ వైశ్వదేవం వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహాది వైశ్వదేవమిది వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహాది గృహాది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహాది వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో గృహాది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహాది వైశ్వదేవ్య శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహాది వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో గృహాది గృహాది వైశ్వదేవ్యో వై వై వై ఈశ్వదేవ్యో గృహాది గృహాది వైశ్వదేవ్యో వై వైశ్వదేవ్యో వై వై వై ఈశ్వదేవ్యో వైశ్వదేవ్యో వై ప్రజా ప్రజా వై వై ఈశ్వదేవ్యో వైశ్వదేవ్యో వై ప్రజా వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా వై వై ప్రజా అసావసౌ ప్రజా వై వై ప్రజా అసౌ ప్రజా అసావసౌ ప్రజా ప్రజా అసావాదిత్య ఆదిత్యోసౌ ప్రజా ప్రజా అసావాదిత్య ప్రజా ఇది ప్రజా అసావాదిత్య ఆదిత్యోసావసావాదిత్య శుక్ర శుక్ర ఆదిత్యోసావసావాదిత్య శుక్ర ఆదిత్య శుక్ర శుక్ర ఆదిత్య ఆదిత్య శుక్రో యజ్ఞశుక్ర ఆదిత్య ఆదిత్య శుక్రో యద్ శుక్రోయ్యక్షుక్ర శుక్రోయ్వై ఈశ్వదేవం వై ఈశ్వదేవం యక్షుక్ర శుక్రోయ్వై ఈశ్వదేవం యద్వై ఈశ్వదేవం వై ఈశ్వదేవం యజ్ఞద్వై ఈశ్వరేవం శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవం యజ్ఞద్వై ఈశ్వరేవం శుక్రపాత్రేణ వైశ్వదేవం శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవం వై ఈశ్వరేవం శుక్రపాత్రేణ గృహాది గృహాది శుక్రపాత్రేణ వైశ్వదేవం వై ఈశ్వరేవం శుక్రపాత్రేణ గృహాది వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహాది గృహాది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహాది తస్మాత్ తస్మాత్ గృహాది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహాది తస్మాత్ శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహాది తస్మాత్ తస్మాత్ గృహాది గృహాది తస్మాదసావసౌ తస్మాత్ గృహాది గృహాది తస్మాదసౌ తస్మాదసావసౌ తస్మాత్ తస్మాదసావాదిత్య ఆదిత్యోసౌ తస్మాత్ తస్మాదసావాదిత్య అసావాదిత్య ఆదిత్యోసావసావాదిత్య సర్వా సర్వ ఆదిత్యోసావసావాదిత్య సర్వా ఆదిత్య సర్వా సర్వ ఆదిత్య ఆదిత్య సర్వా ప్రజా ప్రజా సర్వ ఆదిత్య ఆదిత్య సర్వా ప్రజా సర్వా ప్రజా ప్రజా సర్వా సర్వ ప్రజా ప్రత్యంగత్యం ప్రజా సర్వా సర్వ ప్రజా ప్రత్యం ప్రజా ప్రత్యంగత్యం ప్రజా ప్రజా ప్రత్యంగుల ప్రత్యంగజా ప్రజా ప్రత్యంగుల ప్రజా ఇది ప్రజా ప్రత్యంగుల ప్రత్యంగత్యంగులేచ్యేత్యుత్ ప్రత్యంగత్యంగులేది లేచ్యేత్యుడిదేది తస్మాత్ తస్మాదేత్యుడిదేది తస్మాత్ ఏది తస్మాత్ తస్మాదేత్యేది తస్మాత్ సర్వ సర్వస్తస్మాదేత్యేది తస్మాత్ సర్వ తస్మాత్ సర్వ సర్వస్తస్మాత్ తస్మాత్ సర్వ ఏవైవ సర్వస్తస్మాత్ తస్మాత్ సర్వ ఏవ సర్వ ఏవైవ సర్వ సర్వ ఏవ మన్యతే మన్యత ఏవ సర్వ సర్వ ఏవ మన్యతే ఏ మన్యతే మన్యత ఏవైవ మన్యతే మాం మాం మన్యత ఏవైవ మన్యతే మాం మన్యతే మాం మాం మన్యతే మాం ప్రతి ప్రతి మాం మన్యతే మాం ప్రతి మాం ప్రతి ప్రతి మాం మాం ప్రత్యుదుత్ ప్రతి మాం మాం ప్రత్యుదు ప్రత్యుదుత్ ప్రతి ప్రత్యుతగాదగాదు ప్రతి ప్రత్యుతగాద్ ఉదగాదగాదుదగాదిదీత్యగాదుదగాదితి అగాదిదీత్యగాదగాది వైశ్వదేవం వై ఈశ్వరేవమిత్యగాదగాది వైశ్వదేవం ఇది వైశ్వదేవం వై ఈశ్వరేవమిది వైశ్వదేవం శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవమిది వైశ్వదేవం శుక్రపాత్రేణ విశ్వదేవదోషక్రపాత్రేణ శక్రపాత్రేణ వైశ్వదేవం వైశ్వదేవదోషక్రపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాతి శక్రపాత్రేణ వైశ్వదేవం వైశ్వదేవదోషక్రపాత్రేణ గృహ్ణాతి వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాతి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాతి వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో గృహ్ణాతి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాతి వైశ్వదేవ్య శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్యో వైశ్వదేవ్యో గృహ్ణాది గృహ్ణాది వైశ్వదేవ్యో వై వై వై ఈశ్వరేభ్యో గృహ్ణాది గృహ్ణాది వైశ్వరేభ్యో వై వైశ్వదేవ్యో వై వై వై ఈశ్వరేభ్యో వైశ్వదేవ్యో వై ప్రజా ప్రజా వై వై ఈశ్వరేభ్యో వైశ్వదేవ్యో వై ప్రజా వైశ్వదేవ్య ఇది వైశ్వదేవ్య వై ప్రజా ప్రజా వై వై ప్రజాస్తేజస్తేజ ప్రజా వై వై ప్రజాస్తేజ ప్రజాస్తేజస్తేజ ప్రజా ప్రజాస్తేజ శుక్ర శుక్రస్తేజ ప్రజా ప్రజాస్తేజ శుక్ర ప్రజా ఇది ప్రజా తేజ శుక్ర శుక్రస్తేజస్తేజ శుక్రో యద్యుక్రస్తేజస్తేజ శుక్రో యద్ శుక్రో యద్యుక్ర శుక్రో యద్వై ఈశ్వరేవం వై ఈశ్వరేవం యక్ర శుక్రో యద్వై ఈశ్వరేవం యద్వై ఈశ్వరేవం వై ఈశ్వరేవం యద్యద్వై ఈశ్వరేవోశక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వరేవం యద్యద్వై ఈశ్వరేవోశక్రపాత్రేణ వైశ్వదేవోశక్రపాత్రేణ శుక్రపాత్రేణ వైశ్వదేవం వై ఈశ్వరేవోశక్రపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాతి శుక్రపాత్రేణ వైశ్వదేవం వై ఈశ్వరేవోశక్రపాత్రేణ గృహ్ణాతి వైశ్వదేవమితి వైశ్వదేవం శుక్రపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాతి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాతి ప్రజాసు ప్రజాసు గృహ్ణాతి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాతి ప్రజాసు శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాది ప్రజాసు ప్రజాసు గృహ్ణాది గృహ్ణాది ప్రజాస్వేవైవ ప్రజాసు గృహ్ణాది గృహ్ణాది ప్రజాస్వేవ ప్రజాస్వేవైవ ప్రజాసు ప్రజాస్వేవతేజస్తేజ ఏవ ప్రజాసు ప్రజాస్వేవతేజ ప్రజాస్విది ప్రజాసు దేవతేజస్తేజ ఏవైవ తేజో దధాతి దధాతి తేజ ఏవైవ తేజో దధాతి తేజో దధాతి దధాతి తేజస్తేజో దధాతి దధాతీతి దధాతి ఇంద్రో మరుద్భ్యర్మరుద్భ్యంద్ర ఇంద్రో మరుద్భ్యః సాంవిద్యేన సాంవిద్యేన మరుద్భ్యంద్ర ఇంద్రో మరుద్భ్యః సాంవిద్యేన మరుద్భ్యః సాంవిద్యేన సాంవిద్యేన మరుద్భ్యర్మరుద్భ్యః సాంవిద్యేన మాధ్యంద్రే మాధ్యంద్రే సాంవిద్యేన మరుద్భ్యర్మరుద్భ్యః సాంవిద్యేన మాధ్యంద్రే మరుద్భ్యజతి మరుతోభిః సాంవిద్యేన మాధ్యంద్రే మాధ్యంద్రే సాంవిద్యేన సాంవిద్యేన మాధ్యంద్రే సమనే సమనే మాధ్యంద్రే సాంవిద్యేన సాంవిద్యేన మాధ్యంద్రే సమనే సాంవిద్యేనేతి సాంవిద్యేన మాధ్యందినే సమనే సమనే మాధ్యందినే మాధ్యందినే సమనే వృత్రం వృత్రకం సమనే మాధ్యందినే మాధ్యందినే సమనే వృత్రం సమనే వృత్రం వృత్రకం సమనే సమనే వృత్రమహన్నహన్ వృత్రకం సమనే సమనే వృత్రమహన్ వృత్రమహన్నహన్ వృత్రం వృత్రమహనయజ్జనహన్ వృత్రం వృత్రమహనయత్ అహనయజ్జనహన్నహనయన్ మాధ్యందినే మాధ్యందినే యదహన్నహనయన్ మాధ్యందినే యన్మాధ్యందినే మాధ్యందినే యజ్జన్మాధ్యందినే సమనే సమనే మాధ్యందినే యజ్జన్మాధ్యందినే సమనే మాధ్యందినే సమనే సమనే మాధ్యందినే మాధ్యందినే సమనే మృత్పదీయా మృత్పదీయా సమనే మాధ్యందినే మాధ్యందినే సమనే మృత్పదీయా సమనే మృత్పదీయా మృత్పదీయా సమనే సమనే మృత్పదీయా గృహ్యందే గృహ్యందే మృత్పదీయా సమనే సమనే మృత్పదీయా గృహ్యందే మరుత్పదీయా గృహ్యందే గృహ్యందే మరుత్పదీయా మరుత్పదీయా గృహ్యందే వాత్రఘ్నా వాత్రఘ్నా గృహ్యందే మరుత్పదీయా మరుత్పదీయా గృహ్యందే వాత్రఘ్నా గృహ్యందే వాత్రఘ్నా వాత్రఘ్నా గృహ్యందే గృహ్యందే వాత్రఘ్నా ఏవైవ వాత్రఘ్నా గృహ్యందే గృహ్యందే వాత్రఘ్నా ఏవ వాత్రఘ్నా ఏవైవ వాత్రఘ్నా వాత్రఘ్నా ఏవతేత ఏవ వాత్రఘ్నా వాత్రఘ్నా ఏవతే వాత్రఘ్నా ఇది వాత్రఘ్నః ఏవతేత ఏవైవ తేజమానస్యేజమానస్యత ఏవైవ తేజమానస్య తేజమానస్యేజమానస్య తేజమానస్య గృహ్యందే గృహ్యందే యజమానస్య తేజమానస్య గృహ్యందే యజమానస్య గృహ్యందే గృహ్యందే యజమానస్యేజమానస్య గృహ్యందే తస్య గృహ్యందే యజమానస్యేజమానస్య గృహ్యందే తస్య గృహ్యందే తస్య గృహ్యందే గృహ్యందే తస్య వృత్రం వృత్రం తస్య గృహ్యందే గృహ్యందే తస్య వృత్రం తస్య వృత్రం వృత్రం తస్య తస్య వృత్రం జఘ్నషో జఘ్నషో వృత్రం తస్య తస్య వృత్రం జఘ్నష వృత్రం జఘ్నషో జఘ్నషో వృత్రం వృత్రం జఘ్నష అథవ అథవో జఘ్నషో వృత్రం వృత్రం జఘ్నష అథవ జఘ్నష అథవ అథవో జఘ్నషో జఘ్నష అథవో మష్యన్న మష్యన్ అథవో జఘ్నషో జఘ్నష అథవో మష్యన్న అథవో మష్యన్న మష్యన్ రథవ అథవో మష్యన్ ససో మష్యన్ రథవ అథవో మష్యన్ స అమష్యన్ క్షసోమష్యన్ నమష్యన్ సార్ధపాత్రేణ అర్థపాత్రేణ సోమష్యన్ నమష్యన్ సార్ధపాత్రేణ సహతుపాత్రేణత్వపాత్రేణ సుఖాతుపాత్రేణ మృత్పదీయాన్ మృత్పదీయాన్ రతుపాత్రేణ సుఖాతుపాత్రేణ మృత్పదీయాన్ రతుపాత్రేణ మృత్పదీయాన్ మృత్పదీయాన్ రతుపాత్రేణత్వపాత్రేణ మృత్పదీయాన్ గృహ్ణాత్ గృహ్ణాన్ మృత్పదీయాన్ రతుపాత్రేణత్వపాత్రేణ మృత్పదీయాన్ గృహ్ణాత్ అర్థపాత్రేణేత్యో పాత్రేణ మరుత్పదీయాన్ గృహ్ణాత్ గృహ్ణాన్ మరుత్పదీయాన్ మరుత్పదీయాన్ గృహ్ణాత్తతస్తతో గృహ్ణాన్ మరుత్పదీయాన్ మరుత్పదీయాన్ గృహ్ణాత్తత అగృహ్ణాత్తతస్తతో గృహ్ణాత్ గృహ్ణాత్తతో వై వైతతో గృహ్ణాత్ గృహ్ణాత్తతో వై తతో వై వైతతస్తతో వైసస వైతస్తతో వైస వైసస వై వైస అర్థోన్ ఋతోన్ స వై వైస అర్థోన్ స అర్థోన్ ఋతోంచ అర్థోన్ ప్రార్థోంచ అర్థోన్ ప్ర అర్థోన్ ప్రప్రాప్తో నృతోన్ ప్రాజానాత్ జానాత్ ప్రాప్తో నృతోన్ ప్రాజానాత్ ప్రాజానాత్ జానాత్ ప్రప్రాజానాద్యజానాత్ ప్రప్రాజానాద్య అజానాద్యజానాత్ జానాద్యపాత్రేణ త్వపాత్రేణ యజానాత్ జానాద్యపాత్రేణ యజపాత్రేణ త్వపాత్రేణ యజపాత్రేణ మృత్పదీయా మృత్పదీయా అజపాత్రేణ యజపాత్రేణ మృత్పదీయా అసుపాత్రేణ మరుత్వదీయా మరుత్వదీయా అసుపాత్రేణత్వపాత్రేణ మరుత్వదీయా గృహ్యందే గృహ్యందే మరుత్వదీయా అసుపాత్రేణత్వపాత్రేణ మరుత్వదీయా గృహ్యందే అసుపాత్రేణేత్యుపాత్రేణ మరుత్వదీయా గృహ్యందే గృహ్యందే మరుత్వదీయా మరుత్వదీయా గృహ్యంత అతోనామృతోనాం గృహ్యందే మరుత్వదీయా మరుత్వదీయా గృహ్యంత అతోనాం గృహ్యంత అతోనామృతోనాం గృహ్యందే గృహ్యంత అతోనాం ప్రజ్ఞాత్యై ప్రజ్ఞాత్యాతోనాం గృహ్యందే గృహ్యంత అతోనాం ప్రజ్ఞాత్యైనాం ప్రజ్ఞాత్యై ప్రజ్ఞాత్యాతోనామృతోనాం ప్రజ్ఞాత్యై వజ్రం వజ్రం ప్రజ్ఞాత్యాతోనామృతోనాం ప్రజ్ఞాత్యై వజ్రం ప్రజ్ఞాత్యై వజ్రం వజ్రం ప్రజ్ఞాత్యై ప్రజ్ఞాత్యై వజ్రం వై వై వజ్రం ప్రజ్ఞాత్యై ప్రజ్ఞాత్యై వజ్రం వై ప్రజ్ఞాత్యాది ప్రజ్ఞాత్యై వజ్రం వై వై వజ్రం వజ్రం వా ఏతమేతం వై వజ్రం వజ్రం వా ఏతం వా ఏతమేతం వై వా ఏతం యజమానో యజమాన ఏతం వై వా ఏతం యజమాన ఏతం యజమానో యజమాన ఏతమేతం యజమానో భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ యజమాన ఏతమేతం యజమానో భ్రాతృవ్యాయ యజమానో భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ యజమానో యజమానో భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ యజమానో యజమానో భ్రాతృవ్యాయ ప్ర భ్రాతృవ్యాయ ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరతి హరతి ప్రభ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరతి ప్రహరతి హరతి ప్రహరతి యజ్ఞరతి ప్రహరతి హరతి యజ్ఞరతి హరతి యన్మరుత్వదీయా మరుత్వదీయా యద్ధరతి హరతి యన్మరుత్వదీయాన్మరుత్వదీయా మరుత్వదీయా యజ్ఞన్మరుత్వదీయా ఉదున్మరుత్వదీయా యజ్ఞన్మరుత్వదీయా ఉదుమరుత్వదీయా ఉదున్మరుత్వదీయా మరుత్వదీయా ఉదేవైవోన్మరుత్వదీయా మరుత్వదీయా ఉదేవ ఉదేవైవోదుదేవ ప్రథమేన ప్రథమేనైవోదుదేవ ప్రథమేన దేవ ప్రథమేన ప్రథమేనైవైవ ప్రథమేన యచ్చతి యచ్చతి ప్రథమేనైవైవ ప్రథమేన యచ్చతి ప్రథమేన యచ్చతి యచ్చతి ప్రథమేన ప్రథమేన యచ్చతి ప్రప్రయచ్చతి ప్రథమేన ప్రథమేన యచ్చతి ప్ర యచ్చతి ప్రప్రయచ్చతి యచ్చతి ప్రహరతి హరతి ప్రయచ్చతి యచ్చతి ప్రహరతి ప్రహరతి హరతి ప్రప్రహరతి ద్వితీయేన ద్వితీయేన హరతి ప్రప్రహరతి ద్వితీయేన హరతి ద్వితీయన ద్వితీయన హరతి హరతి ద్వితీయన స్తృణుదే స్తృణుదే ద్వితీయన హరతి హరతి ద్వితీయన స్తృణుదే ద్వితీయన స్తృణుదే స్తృణుదే ద్వితీయన ద్వితీయన స్తృణుదే తృతీయన తృతీయన స్తృణుదే ద్వితీయన ద్వితీయన స్తృణుదే తృతీయన స్తృణుదే తృతీయన తృతీయన స్తృణుదే స్తృణుదే తృతీయనాయుధమాయుధం తృతీయన స్తృణుదే స్తృణుదే తృతీయనాయుధం తృతీయనాయుధమాయుధం తృతీయన తృతీయనాయుధం వై వా ఆయుధం తృతీయన తృతీయనాయుధం వై ఆయుధం వై వా ఆయుధమాయుధం వా ఏతమేత ఆయుధమాయుధం వా ఏతత్ వా ఏతదేతద్వై వా ఏతద్యజమానో యజమాన ఏతద్వై వా ఏతద్యజమాన ఏతద్యజమానో యజమాన ఏతదేతద్యజమానస్తగూహం యజమాన ఏతదేతద్యజమానస్వం యజమానస్తగూహం యజమానో యజమానస్ సగ్గుస్కృతే కృతే సంయజమానో యజమానస్ సగ్గుస్కృతే సగ్గుస్కృతే కృతే సగుణసగ్గుస్కృతే యుజ్యత్కృతే సగుణసగ్గుస్కృతే కృతే యజ్ఞత్కృతే కృతే యన్మరత్వదీయా మరుత్వదీయా యత్కృతే కృతే యన్మరత్వదీయా యన్మరత్వదీయా మరుత్వదీయా యజ్ఞన్మరత్వదీయాధనుర్ధనర్మరత్వదీయా యజ్ఞన్మరత్వదీయాధను మరత్వదీయాధనుర్ధనర్మరత్వదీయా మరుత్వదీయా ధనురేవైవ ధనుర్మరత్వదీయా మరుత్వదీయా ధనురేవ ధనురేవైవ ధనుర్ధనురేవ ప్రథమ ప్రథమ ఏవ ధనుర్ధనురేవ ప్రథమ రేవ ప్రథమ ప్రథమ ఏవైవ ప్రథమోజ్యాజ్యా ప్రథమ ఏవైవ ప్రథమోజ్యా ప్రథమోజ్యాజ్యా ప్రథమ ప్రథమోజ్యా ద్వితీయో ద్వితీయోజ్యా ప్రథమ ప్రథమోజ్యా ద్వితీయ ఆత్మస్మరణ ఇత్యాత్మస్మరణ ఏత ఏతే వైవ ఏతే ఋజమానస్య ఋజమానస్యైతే వైవ ఏతే ఋజమానస్య ఉద్ధారమిత్యుదుర్హారం ఏవ దంతమేవైవ సంయజమానో యజమానస్తమేవైవ సంయజమానః అయ్యజమానో యజమానస్తంతం యజమాన ఉదుజమానస్తంతం యజమాన ఉదు యజమాన ఉదుజమానో యజమాన ఉద్ధరతే హరత ఉద్యజమానో యజమాన ఉద్ధరతే ఉద్ధరతే హరత ఉదుద్ధరతే న్యాస్వన్యాసు హరత ఉదుద్ధరతే న్యాసు హరతే న్యాస్వన్యాసు హరతే హరతే న్యాసు ప్రజాసు ప్రజాస్వన్యాసు హరతే హరతే న్యాసు ప్రజాసు అన్యాసు ప్రజాసు ప్రజాస్వన్యాస్వన్యాసు ప్రజాస్వధ్యరి ప్రజాస్వన్యాస్వన్యాసు ప్రజాస్వధి ప్రజాస్వధ్యరి ప్రజాసు ప్రజాస్వధిర్కపాత్రేణ శుక్రపాత్రేణాది ప్రజాసు ప్రజాస్వధిర్కపాత్రేణ ప్రజాశ్రి ప్రజాసు అధిశుక్రపాత్రేణ శుక్రపాత్రేణాధ్యరి శుక్రపాత్రేణ గృహ్ణాది గృహ్ణాది శుక్రపాత్రేణాధ్యరి శుక్రపాత్రేణ గృహ్ణాది శుక్రపాత్రేణ గృహ్ణాది గృహ్ణాది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాది యజమానదేవత్యో యజమానదేవత్యో గృహ్ణాది శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాది యజమానదేవత్య శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహ్ణాదీయమానదేవత్యో యజమానదేవత్యో గృహ్ణాది గృహ్ణాదీయమానదేవత్యో వై వై యజమానదేవత్యో గృహ్ణాది గృహ్ణాదీయమానదేవత్యో వై యజమానదేవత్యో వై వై యజమానదేవత్యో యజమానదేవత్యో వై మాహేంద్రో మాహేంద్రో వై యజమానదేవత్యో యజమానదేవత్యో వై మాహేంద్ర యజమానదేవత్య ఇది యజమానదేవత్య వై మాహేంద్రో మాహేంద్రో వై వై మాహేంద్రస్తేజస్తేజో మాహేంద్రో వై వై మాహేంద్రస్తేజ మాహేంద్రస్తేజస్తేజో మాహేంద్రో మాహేంద్రస్తేజశుక్ర శుక్రస్తేజో మాహేంద్రో మాహేంద్రస్తేజశుక్ర మాహేంద్ర ఇది మాహా ఇంద్ర తేజశుక్రశుక్రస్తేజస్తేజశుక్రోయజ్శుక్రస్తేజస్తేజశుక్రోయజ్ శుక్రోయజ్శుక్రశుక్రోయన్మాహేంద్రం మాహేంద్రం యక్షుక్రశుక్రోయన్మాహేంద్రం మాహేంద్రం యజ్జన్మాహేంద్రకం శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ మాహేంద్రం యజ్జన్మాహేంద్రకం శుక్రపాత్రేణ మాహేంద్రకం శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ మాహేంద్రం మాహేంద్రకం శుక్రపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాతి శుక్రపాత్రేణ మాహేంద్రం మాహేంద్రకం శుక్రపాత్రేణ గృహ్ణాతి మాహేంద్రమితి మాహా ఇంద్రం శుక్రపాత్రేణ గృహ్ణాతి గృహ్ణాతి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాతి యజమానే యజమానే గృహ్ణాతి శుక్రపాత్రేణ శుక్రపాత్రేణ గృహ్ణాతి యజమానే శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహ్ణాతీయమానే యజమానే గృహ్ణాతి గృహ్ణాతీయమాన ఏవైవైజమానే గృహ్ణాతి గృహ్ణాతీయమాన ఏవ యజమాన ఏవైవైజమానే యజమాన ఏవ తేజస్తేజ ఏవైజమానే యజమాన ఏవ తేజ ఏ తేజస్తేజ ఏవైవ తేజో దాది దాది తేజ ఏవైవ తేజో దాది తేజో దాది దాది తేజస్తేజో దాది యథాదీతి దాది అరిజిఃపుత్రకామా పుత్రకామాది తిరజిఃపుత్రకామా సాధ్యేభ్య సాధ్యేభ్య పుత్రకామాది తిరజిఃపుత్రకామా సాధ్యేభ్య పుత్రకామా సాధ్యేభ్య సాధ్యేభ్య పుత్రకామా పుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్యో దేవేభ్య సాధ్యేభ్య పుత్రకామా పుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్య పుత్రకామేతి పుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్యో దేవేభ్య సాధ్యేభ్య సాధ్యేభ్యో దేవేభ్యో బ్రహ్మోదనం బ్రహ్మోదనం దేవేభ్య సాధ్యేభ్య సాధ్యేభ్యో దేవేభ్యో బ్రహ్మోదనం దేవేభ్యో బ్రహ్మోదనం బ్రహ్మోదనం దేవేభ్యో దేవేభ్యో బ్రహ్మోదనమజల భజత్ బ్రహ్మోదనం దేవేభ్యో దేవేభ్యో బ్రహ్మోదనమజల బ్రహ్మోదనమపజలపజత్ బ్రహ్మోదనం బ్రహ్మోదనమపజత్తస్యైతస్య అపజత్ బ్రహ్మోదనం బ్రహ్మోదనమపజత్తస్యై బ్రహ్మోదనమిది బ్రహ్మోదనం అపజత్తస్యైతస్య అపజతపజత్తస్య ఉచ్ఛేషణముచ్ఛేషణందస్య అపజతపజత్తస్య ఉచ్ఛేషణం తస్య ఉచ్ఛేషణముచ్ఛేషణందస్యైతస్య ఉచ్ఛేషణమదదురదదురుచ్ఛేషణందస్యైతస్య ఉచ్ఛేషణమదదు ఉచ్ఛేషణమదదురదదురుచ్ఛేషణముచ్ఛేషణందస్యైతస్య ఉచ్ఛేషణమదదు ఉచ్ఛేషణమదదురదదురుచ్ఛేషణందస్యైతస్య ఉచ్ఛేషణమదదు ఉచ్ఛేషణమదదురదదురుచ్ఛేషణముచ్ఛేషణమదదు స్తత్తదదురుచ్ఛేషణముచ్ఛేషణమదదు స్తత్ అదదురుచ్ఛేషణమిత్యుదురుచ్ఛేషణం అదదుస్తత్తదదురుచ్ఛేషణముచ్ఛేషణమదదు స్తత్ ప్రప్రదత్తప్రాశ్నాదాశ్నాత్ప్రదత్తప్రాశ్నాత్ప్రాశ్నాదాశ్నాత్ప్రదత్తప్రాశ్నాత్ప్రాశ్నాదాశ్నాత్ప్ ఆదిత్యా అజాయంతజాయంతాదిత్యా ఆదిత్యా అజాయంతసా సాజాయంతాదిత్యా ఆదిత్యా అజాయంతసా అజాయంతసా సాజాయంతజాయంతసా ద్వితీయం ద్వితీయమూ సాజాయంతజాయంతసా ద్వితీయం సా ద్వితీయం ద్వితీయమూ సా ద్వితీయమపజపజద్వితీయమూసా సా ద్వితీయమపజత్ ద్వితీయమపజతపజద్ ద్వితీయం ద్వితీయమపజత్సా సాపజద్ ద్వితీయం ద్వితీయమపజత్సా అపజత్సా సాపచతపజత్ సామన్యతామన్యత సాపచతపజత్ సామన్యత సామన్యతామన్యత సామన్యతోచ్చేషణాదుచ్చేషణాదమన్యత సామన్యతోచ్చేషణాద్ అమన్యతోచ్చేషణాదుచ్చేషణాదమన్యతామన్యతోచ్చేషణాన్మేమ ఉచ్చేషణాదమన్యతామన్యతోచ్చేషణాన్మే ఉచ్చేషణాన్మేమ ఉచ్చేషణాదుచ్చేషణాన్మ ఇమ ఇమేమ ఉచ్చేషణాదుచ్చేషణాన్మ ఇమే ఉచ్చేషణాదిత్యుదుచ్చేషణాద్ మహిమ ఇమేమేమ ఇమేజ్ఞతమేమేమేజ్ఞతేమ ఇమేజ్ఞతయజ్ఞతేమేజ్ఞతయజ్ఞతయజ్ఞతాజ్ఞతరగ్రేగ్రేజ్ఞతాజ్ఞతరగ్రేరగ్రేగ్రేజ్జరగ్రే ప్రాశిష్యామి ప్రాశిష్యామ్యగ్రేయజ్జరగ్రే ప్రాశిష్యామి అగ్రే ప్రాశిష్యామి ప్రాశిష్యామ్యగ్రేగ్రే ప్రాశిష్యామేత ఇత ప్రాశిష్యామ్యగ్రేగ్రే ప్రాశిష్యామేత ప్రాశిష్యామేత ఇత ప్రాశిష్యామి ప్రాశిష్యామీతో మే నిత ప్రాశిష్యామి ప్రాశిష్యామీతో మే ప్రాశిష్యామీతి ప్రాశిష్యామి ఇతో మే మహిత ఇతో మే వశీయాగుంసో వశీయాగుంసో మహిత ఇతో మే వశీయాగుంస మే వశీయాగుంసో వశీయాగుంసో మే మే వశీయాగుంసో జనిష్యంతే వశీయాగుంసో మే మే వశీయాగుంసో జనిష్యంతే వశీయాగుంసో జనిష్యంతే జనిష్యంతే వశీయాగుంసో వశీయాగుంసో జనిష్యంత ఇది జనిష్యంతే వశీయాగుంసో వశీయాగుంసో జనిష్యంత ఇది జనిష్యంత ఇది జనిష్యంతే జనిష్యంత ఇది సాసేతి జనిష్యంతే జనిష్యంత ఇది సా ఇది సాసేతి సాగ్రే గ్రే సేతి సాగ్రే సాగ్రే గ్రే సాగ్రే ప్రాగ్రే సాగ్రే ప్రగ్రే ప్రాగ్రే గ్రే ప్రాశ్నాగ్రే గ్రే ప్రాశ్నాత్ ప్రాశ్నాశ్చాత్ ప్రాశ్నాశ్చాత్ ప్రాశ్నాత్ ఆశ్చాత్ సాశ్నాశ్చాత్ సారేతో రేత సాశ్నాశ్చాత్ సారేత సారేతో రేత సారేతో సత్తా సత్తరేత సారేతో సత్తా రేతో సత్తా సత్తరేతో రేతో దత్తదస్యైకస్య అధత్తరేతో రేతో దత్తదస్యై అధత్తదస్యైకస్య అధత్తా దత్తదస్యేవ్యర్థం వ్యర్థం తస్య అధత్తా దత్తదస్యేవ్యర్థం తస్యేవ్యర్థం వ్యర్థం తస్యేదస్యేవ్యర్థమాండమాండం వ్యర్థం తస్యేదస్యేవ్యర్థమాండం వ్యర్థమాండమాండం వ్యర్థం వ్యర్థమాండమజాయతజాయతాండం వ్యర్థం వ్యర్థమాండమజాయత వ్యర్థమితి అర్థం ఆండమజాయతజాయతాండమాండమజాయత సా సాజాయతాండమాండమజాయత సా అజాయత సా సాజాయతజాయత సాదిత్యేభ్య ఆదిత్యేభ్య సాజాయతజాయత సాదిత్యేభ్య సాదిత్యేభ్య ఆదిత్యేభ్య సాదిత్యేభ్య ఏవైవాదిత్యేభ్య సాదిత్యేభ్య ఏవ ఆదిత్యేభ్య ఏవైవాదిత్యేభ్య ఆదిత్యేభ్య ఏవ తృతీయం తృతీయమేవాదిత్యేభ్య ఆదిత్యేభ్య ఏవ తృతీయం ఏవ తృతీయం తృతీయమేవైవ తృతీయమపజతపజత్ తృతీయమేవైవ తృతీయమపజత్ తృతీయమపజతపజత్ తృతీయం తృతీయమపజత్ భోగాయ భోగాయాపజత్ తృతీయం తృతీయమపజత్ భోగాయ అపజత్ భోగాయ భోగాయాపజతపజత్ భోగాయ మే మే భోగాయాపజతపజత్ భోగాయ మే భోగాయ మే మే భోగాయ భోగాయ మహిదమిదం మే భోగాయ భోగాయ మహిదం మహిదమిదం మే మహిదగ్విశ్రాంతగ్విశ్రాంతమిదం మే మహిదగ్విశ్రాంతం ఇదగ్విశ్రాంతగ్విశ్రాంతమిదమిదగ్విశ్రాంతమస్వస్థ శ్రాంతమిదమిదగ్విశ్రాంతమస్తు శ్రాంతమస్వస్థ శ్రాంతగ్విశ్రాంతమస్తిరీత్యస్వ శ్రాంతగ్విశ్రాంతమస్తి అస్తిరీత్యస్వస్తిదితేత ఇత్యస్వస్తిదితే ఇదితేత ఇదీదితే బ్రువన్న బ్రువంత ఇదీదితే బ్రువన్ తే బ్రువన్న బ్రువంతేతే బ్రువనవరం వరమబ్రువంతేతే బ్రువనవరం అబ్రువనవరం వరమబ్రువన్న బ్రువనవరం వృణామహై వృణామహై వరమబ్రువన్న బ్రువనవరం వృణామహై వరం వృణామహై వృణామహై వరం వరం వృణామహయ్యో యో వృణామహై వరం వరం వృణామహయ్య వృణామహయ్యో యో వృణామహై వృణామహయ్యోతో యో వృణామహై వృణామహయ్యోతో యో యోతో జాయాతై జాయాత అథో యో యోతో జాయాతై అథో జాయాతై జాయాత అథోతో జాయాత అస్మాకమస్మాకం జాయాత అథోతో జాయాత అస్మాకం జాయాత అస్మాకమస్మాకం జాయాతై జాయాత అస్మాకూసతో అస్మాకం జాయాతై జాయాత అస్మాకూస అస్మాకంసోస్మాకమస్మాకంస ఏక ఏకస్సోస్మాకమస్మాకంస ఏక స ఏక ఏకస్స స ఏకోసత సదేకస్స ఏకోసత్ ఏకోసత సదేక ఏకోసద్యోయోసేక ఏకోసద్య అసద్యోయోసద సద్యోస్యాశ్యయోసద సద్యోస్య యోస్యాశ్యయోస్య ప్రజాయాం ప్రజాయామస్యయోస్య ప్రజాయాం అస్య ప్రజాయాం ప్రజాయామస్యాస్య ప్రజాయామృధ్యాత అర్ధ్యాతై ప్రజాయామస్యాస్య ప్రజాయామృధ్యాతై ప్రజాయామృధ్యాత అర్ధ్యాతై ప్రజాయాం ప్రజాయామృధ్యాత అస్మాకమస్మాకమృధ్యాతై ప్రజాయాం ప్రజాయా అర్ధ్యాత అస్మాకం ప్రజాయామితి ప్రజాయాం అర్ధ్యాత అస్మాకమస్మాకమృధ్యాత అర్ధ్యాత అస్మాకం భోగాయ భోగాయాస్మాకమృధ్యాత అర్ధ్యాత అస్మాకం భోగాయ అస్మాకం భోగాయ భోగాయాస్మాకమస్మాకం భోగాయ భవాద్భవాద్భోగాయాస్మాకమస్మాకం భోగాయ భవాత్ భోగాయ భవాద్భవాద్భోగాయ భోగాయ భవాదితి భవాద్భోగాయ భోగాయ భవాదితి భవాదితి భవాద్భవాదితి తదస్తత ఇది భవాద్భవాదితి ఇది తదస్తత ఇది విదునోవివస్వాన్ వివస్వాంతత ఇది విదునోవివస్వాన్ తదోవివస్వాన్ వివస్వాంతతస్తతో వివస్వానాదిత్య ఆదిత్యో వివస్వాంతతస్తతో వివస్వానాదిత్య వివస్వానాదిత్య ఆదిత్యో వివస్వాన్ వివస్వానాదిత్యో జాయత జాయతాదిత్యో వివస్వాన్ వివస్వానాదిత్యో జాయత ఆదిత్యో జాయత జాయతాదిత్య ఆదిత్యో జాయతస్య తస్యాజాయతాదిత్య ఆదిత్యో జాయతస్య అజాయతస్య తస్యాజాయత జాయతస్య వై వైతస్యాజాయత జాయతస్య వై తస్య వై వైతస్య తస్య వా ఇయమయం వై తస్య తస్య వా ఇయమ్ వా ఇయమయం వై వా ఇయమ్ ప్రజా ప్రజేయం వై వా ఇయమ్ ప్రజా ఇయమ్ ప్రజా ప్రజేయమయం ప్రజాయజ్ఞ ప్రజేయమయం ప్రజాయత్ ప్రజాయజ్ఞ ప్రజా ప్రజాయన్న విష్యామనుష్యాయ ప్రజా ప్రజాయన్న విష్యాః ప్రజేతి ప్రాజా జన్మనుష్యామనుష్యాయన్మనుష్యాస్తాసు మనుష్యాయన్మనుష్యాస్తాసు మనుష్యాస్తాసు మనుష్యామనుష్యాస్తాస్వేక ఏకస్తాసు మనుష్యామనుష్యాస్తాస్వేక తాస్వేక ఏకస్తాసు తాస్వేక ఏవైవైకస్తాసు తాస్వేక ఏవ ఏక ఏవైవైక ఏక ఏవర్థ అర్థ ఏవైక ఏక ఏవర్థ ఏవర్థ అర్థ ఏవైవర్ధోయోయ అర్థ ఏవైవర్ధోయ అర్ధోయోయ అర్ధ అర్ధోయోయ అర్ధ అర్ధోయో యజతే యో యజతే యజతేయో యో యజతేస యజతేయో యో యజతేస యజతేస యజతే యజతేస దేవానాం దేవానాగుంస యజతే యజతేస దేవానాం సదేవానాం దేవానాగుంస సదేవానాం భోగాయ భోగాయ దేవానాగుంస సదేవానాం భోగాయ దేవానాం భోగాయ భోగాయ దేవానాం దేవానాం భోగాయ భవతి భవతి భోగాయ దేవానాం దేవానాం భోగాయ భవతి భోగాయ భవతి భవతి భోగాయ భోగాయ భవతి దేవా దేవా భవతి భోగాయ భోగాయ భవతి దేవా భవతి దేవా దేవా భవతి భవతి దేవా వై వై దేవా భవతి భవతి దేవా వై దేవా వై వై దేవా దేవా వై యజ్ఞాద్యజ్ఞాద్ వై దేవా దేవా వై యజ్ఞాద్ వై యజ్ఞాద్యజ్ఞాద్ వై వై యజ్ఞాద్రుత్రగోరత్రం యజ్ఞాద్ వై వై యజ్ఞాద్రుత్రం యజ్ఞాద్రుత్రగోరత్రం యజ్ఞాద్యజ్ఞాద్రుత్రమంతరంతారుత్రం యజ్ఞాద్యజ్ఞాద్రుత్రమంత రుద్రమంతరంతారుద్రగోరుద్రమంతరాయన్నాయన్నంతారుద్రగోరుద్రమంతరాయన్ అంతరాయన్నాయన్నంతరంతరాయన్ సత ఆయన్నంతరంతరాయన్ సహ ఆయన్ సత ఆయన్నాయన్ స ఆదిత్యానాదిత్యాన్ స ఆయన్నాయన్ స ఆదిత్యాన్ స ఆదిత్యానాదిత్యాన్ సత ఆదిత్యానన్వాక్రమతాన్వాక్రమతాదిత్యాన్ సత ఆదిత్యానన్వాక్రమత ఆదిత్యానన్వాక్రమతాన్వాక్రమతాదిత్యానాదిత్యానన్వాక్రమతేతేన్వాక్రమతాదిత్యానాదిత్యానన్వాక్రమతతే అన్వాక్రమతేతేన్వాక్రమతాన్వాక్రమతేద్విదేవత్యాన్విదేవత్యాన్వాక్రమతాన్వాక్రమతేద్విదేవత్యాన్అన్వాక్రమతేత్యను ఆక్రమత ఏద్విదేవత్యాన్విదేవత్యాన్తేతేద్విదేవత్యాన్వప్రద్విదేవత్యాన్తేతేద్విదేవత్యాన్వ విదేవత్యాన్ప్రప్రద్విదేవత్యాన్విదేవత్యాన్ప్రావద్యంతావద్యంత ప్రద్విదేవత్యాన్విదేవత్యాన్ప్రావద్యంత విదేవత్యానిది ద్వేవత్యాన్ ప్రావద్యంతావద్యంత ప్రప్రావద్యంతదాగుష్టానపద్యంత ప్రప్రావద్యంతతాన్ అవద్యంతదాగుష్టానపద్యంతావద్యంతతాన్నతానపద్యంతావద్యంతతాన్న తాన్నదాగుష్టాన్న ప్రతి ప్రజలదాగుష్టాన్న ప్రతి న ప్రతి ప్రతిన ప్రతి ప్రప్రప్రతిన ప్రతి ప్ర ప్రతి ప్రప్రతి ప్రతి ప్రాయచ్ఛన్ యచ్చన్ ప్రతి ప్రతి ప్రాయచ్ఛన్ ప్రాయచ్ఛన్ యచ్చన్ ప్రాయచ్ఛన్ తస్మాత్ తస్మాదయచ్చన్ ప్రాయచ్ఛన్ తస్మాత్ అయచ్చందస్మాదయచ్చన్నయచ్చందస్మాదప్యమిదస్మాదయచ్చన్నయచ్చందస్మాదపి పశూనామేవ పశూనాం మధ్యతో మధ్యత పశూనామేవ పశూనాం మధ్యత పశూనాం మధ్యతో నభ్యత పశూనాం పశూనాం మధ్యతో దాది మధ్యత పశూనాం పశూనాం మధ్యతో దాది మధ్యతో దాది దాది మధ్యతో మధ్యతో దాది శ్రుతాదంకేన శ్రుతాదంకేన దాది మధ్యతో మధ్యతో దాది శ్రుతాదంకేన తదారి శ్రుతాదంకేన శ్రుతాదంకేన దాది దాది శ్రుతాదంకేన మేధ్యత్వాయ మేధ్యత్వాయ శ్రుతాదంకేన దాది దాది శ్రుతాదంకేన మేధ్యత్వాయ శ్రుతాదంకేన మేధ్యత్వాయ మేధ్యత్వాయ శ్రుతాదంకేన శ్రుతాదంకేన మేధ్యత్వాయ తస్మాత్ తస్మాన్ మేధ్యత్వాయ శ్రుతాదంకేన శ్రుతాదంకేన మేధ్యత్వాయ తస్మాత్ శ్రుతాదంకేనేతి శ్రుతా ఆదంకేన మేధ్యత్వాయ తస్మాత్ తస్మాన్ మేధ్యత్వాయ మేధ్యత్వాయ తస్మాదామా తస్మాన్ మేధ్యత్వాయ మేధ్యత్వాయ తస్మాదామా మేధ్యత్వాయేతి మేధ్యాత్వాయ తస్మాదామా తస్మాత్ తస్మాదామా భక్వం భక్వమామా తస్మాత్ తస్మాదామా భక్వం ఆమా భక్వం భక్వమామా భక్వం దుహే దుహే భక్వమామా భక్వం దుహే భక్వం దుహే దుహే భక్వం భక్వం దుహే పశవః పశవో దుహే భక్వం భక్వం దుహే పశవః దుహే పశవః పశవో దుహే దుహే పశవో వై వై పశవో దుహే దుహే పశవో వై పశవో వై వై పశవః పశవో వా ఏత ఏతే వై పశవః పశవో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే యుద్ధేతే వై వా ఏతే యుద్ధ ఏతే యుద్ధేత ఏతే యదాదిత్య ఆదిత్యో యదేత ఏతే యదాదిత్య యదాదిత్య ఆదిత్యో యద్దాదిత్య పరిశ్రుత్య పరిశ్రుత్యాదిత్యో యద్దాదిత్య పరిశ్రుత్య ఆదిత్య పరిశ్రుత్య పరిశ్రుత్యాదిత్య ఆదిత్య పరిశ్రుత్య గృహ్ణాది గృహ్ణాది పరిశ్రుత్యాదిత్య ఆదిత్య పరిశ్రుత్య గృహ్ణాది పరిశ్రుత్య గృహ్ణాది గృహ్ణాది పరిశ్రుత్య పరిశ్రుత్య గృహ్ణాది ప్రతిరుధ్య ప్రతిరుధ్య గృహ్ణాది పరిశ్రుత్య పరిశ్రుత్య గృహ్ణాది ప్రతిరుధ్య పరిశ్రుత్యేది పరిశ్రుత్య గృహ్ణాది ప్రతిరుధ్య ప్రతిరుధ్య గృహ్ణాది గృహ్ణాది ప్రతిరుధ్యైవ ప్రతిరుధ్య గృహ్ణాది గృహ్ణాది ప్రతిరుధ్యైవ ప్రతిరుధ్యైవ ప్రతిరుధ్య ప్రతిరుధ్యైవాస్మా అస్మా ఏ ప్రతిరుధ్య ప్రతిరుధ్యైవాస్మై ప్రతిరుధ్యేది ప్రతిరుధ్య ఏవాస్మా అస్మా ఏవైవాస్మై పశూన్ పశూనస్మా ఏవైవాస్మై పశూన్ అస్మై పశూన్ పశూనస్మాస్మై పశూన్ గృహ్ణాది గృహ్ణాది పశూనస్మాస్మై పశూన్ గృహ్ణాది పశూన్ గృహ్ణాది గృహ్ణాది పశూన్ పశూన్ గృహ్ణాది పశవః పశవో గృహ్ణాది పశూన్ పశూన్ గృహ్ణాది పశవ గృహ్ణాది పశవః పశవో గృహ్ణాది గృహ్ణాది పశవో వై వై పశవో గృహ్ణాది గృహ్ణాది పశవో వై పశవో వై వై పశవః పశవో వా ఏత ఏతే వై పశవః పశవో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే యుద్ధేతే వై వా ఏతే యుద్ ఏతే యుద్ధేత ఏతే యదాదిత్య ఆదిత్యో యదేత ఏతే యదాదిత్య యదాదిత్య ఆదిత్యో యద్యదాదిత్య ఏష ఆదిత్యో యద్యదాదిత్య ఏష ఆదిత్య ఏష ఏష ఆదిత్య ఆదిత్య ఏష రుద్రో రుద్ర ఏష ఆదిత్య ఆదిత్య ఏష రుద్ర ఏష రుద్రో రుద్ర ఏష ఏష రుద్రో యుద్ధరుద్ర ఏష ఏష రుద్రో యుద్ రుద్రో యుద్ధరుద్రో రుద్రో యద్రగ్నిరగ్నిరుద్రో రుద్రో యదగ్ని పరిశ్రుత్య పరిశ్రుత్యాగ్నిర్యజ్ఞ పరిశ్రుత్య అగ్ని పరిశ్రుత్య పరిశ్రుత్యాగ్నిరగ్ని పరిశ్రుత్య గృహ్ణాది గృహ్ణాది పరిశ్రుత్యాగ్నిరగ్ని పరిశ్రుత్య గృహ్ణాది పరిశ్రుత్య గృహ్ణాది గృహ్ణాది పరిశ్రుత్య పరిశ్రుత్య గృహ్ణాది రుద్రాద్రుద్రా గృహ్ణాది పరిశ్రుత్య పరిశ్రుత్య గృహ్ణాది రుద్రాద్ పరిశ్రుత్యేతి పరిశ్రుత్య గృహ్ణాది రుద్రాద్రుద్రాద్ గృహ్ణాది గృహ్ణాది రుద్రాదేవైవ రుద్రాద్ గృహ్ణాది గృహ్ణాది రుద్రాదేవ రుద్రాదేవైవ రుద్రాద్రుద్రాదేవ పశూన్ పశూనేవ రుద్రాద్రుద్రాదేవ పశూన్ ఏవ పశూన్ పశూనేవైవ పశూనంతరంతః పశూనేవైవ పశూనంతః పశూనంతరంతః పశూన్ పశూనంతర్దధాదిదధాత్యంతః పశూన్ పశూనంతర్దధాతి అంతర్దధాదిదధాత్యంతరంతర్దధాత్యేష ఏష దధాత్యంతరంతర్దధాత్యేష దధాత్యేష ఏష దధాదిదధాత్యేష వైవ ఏష దధాదిదధాత్యేష వై ఏష వైవ ఏష ఏష వై వివస్వాన్ వివస్వాను వా ఏష ఏష వై వివస్వాన్ వై వివస్వాన్ వివస్వాన్ వై వై వివస్వానాదిత్య ఆదిత్యో వివస్వాన్ వై వై వివస్వానాదిత్య వివస్వానాదిత్య ఆదిత్యో వివస్వాన్ వివస్వానాదిత్యో యజ్జదాదిత్యో వివస్వాన్ వివస్వానాదిత్యో యద్ ఆదిత్యో యజ్జదాదిత్య ఆదిత్యో యద్ పాగుంషసమన ఉపాగుంషసమనో యదాదిత్య ఆదిత్యో యద్ పాగుంషసమన ఇదు పాగుంషసమన ఉపాగుంషసమనో యజ్జదు పాగుంషసమనస్త ఉపాగుంషసమనో యజ్జదు పాగుంషసమనస్త ఉపాగుంషసమనస్త ఉపాగుంషసమన ఉపాగుంషసమనస్త ఏతమేతగుంస ఉపాగుంషసమన ఉపాగుంషసమనస్త ఏతం ఉపాగుంషసమన ఇత్యుపాగుంషు సమన స ఏతమేతగుంసత ఏతమేవైవైతగుంసత ఏతమేవ ఏతమేవైవైతమేతమేవ సానుపీతగుంసానుపీతమేవైతమేతమేవ సానుపీతం ఏవ సానుపీతగుంసానుపీతమేవైవ సానుపీతం పరిపరి సానుపీతమేవైవ సానుపీతం పరి సానుపీతం పరిపరి సానుపీతగుంసానుపీతం పరిశయే శయే పరి సానుపీతగుంసానుపీతం పరిశయే సోమపీతమితి సోమపీతం పరిశయే శయే పరి పరిశయ ఆశయే పరి పరిశయ ఆ శయ ఆశయేషయ ఆతృతీయ సమనాతృతీయ సమనాదాశయేషయ ఆతృతీయ సమనాత్ షట్ కరోతి కరోతి యద్ కరోతి వషట్ కురయాద్ కరోతి కరోతి యద్ వషట్ కురయాద్ ఎదనవశక్రుయాదనవశక్రుయాద్యద్యదనవశక్రుయాద్రద్రగమరద్రమనవశక్రుయాద్యద్యదనవశక్రుయాద్రద్రం అనవశక్రుయాద్రద్రగమరద్రమనవశక్రుయాదనవశక్రుయాద్రద్రం ప్రజాస్ప్రజారద్రమనవశక్రుయాదనవశక్రుయాదిత్యనుశక్రుయాద్ రుద్రం ప్రజాస్ప్రజారద్రగమరద్రం ప్రజా అన్వవసృజేదన్వసృజేత్ ప్రజారద్రగమరద్రం ప్రజా అన్వవసృజేత్ ప్రజా అన్వవసృజేదన్వసృజేత్ ప్రజా అన్వవసృజేన్ననాన్వవసృజేత్ ప్రజా అన్వవసృజేన్న ప్రజా ఇది ప్రజా అన్వవసృజేన్ననాన్వవసృజేదన్వసృజేన్న హుత్వా హుత్వానాన్వవసృజేదన్వసృజేన్న హుత్వా అన్వవసృజేదిత్యను అవసృజేద్ నహుత్వా హుత్వానహుత్వాన్మను హుత్వానహుత్వాను హుత్వాన్మను హుత్వా హుత్వాన్వీక్షేతే క్షేతాను హుత్వా హుత్వాన్వీక్షేత అన్వీక్షేతే క్షేతాన్వన్వీక్షేతయ్యదీక్షేతాన్వన్వీక్షేతయ్యేతయ్యదీక్షేతే క్షేతయిదన్వీక్షేతాన్వీక్షేతయ్యదీక్షేతే క్షేతయిదన్వీక్షేత ఇదన్వీక్షేతాన్వీక్షేతయ్యదన్వీక్షేతచక్షురన్వీక్షేతయ్యదన్వీక్షేతచక్షురన్వీక్షేతచక్షు అన్వీక్షేతేత్యనువీక్షేతచక్షురస్యాచిచక్షురస్యప్రమాయకం ప్రమాయకమస్యచక్షురస్యప్రమాయకం అస్యప్రమాయకం ప్రమాయకమస్యాచిప్రమాయకగస్యాచిచక్షురస్యప్రమాయకం అస్యప్రమాయకం ప్రమాయకమస్యాచిప్రమాయకగస్యాచిప్రమాయకం అస్యప్రమాయకం ప్రమాయకమస్యాచిప్రమాయకగస్యాచిప్రమాయకం అస్యప్రమాయకం ప్రమాయకమస్యాచిప్రమాయకగస్యాచిప్రమాయకం అస్యప్రమాయకం ప్రమాయకమస్యాచిప్రమాయకగస్యాచిప్రమాయకం అస్యప్రమాయకం ప్రమాయకమస్యాచిప్రమాయకగస్యాచిప్రమాయకం అస్యప సావిత్రకం సావిత్రమంతర్యామపాత్రేణ అంతర్యామపాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద ఆగ్రేణాత్ సావిత్రమంతర్యామపాత్రేణ అంతర్యామపాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద్ అంతర్యామపాత్రేణేత్యంతర్యామపాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద ఆగ్రేణాత్ సావిత్రకం సావిత్రమా ఆగ్రేణాత్ గృహ్ణాద గృహ్ణాత్యాగ్రేణాత్ సావిత్రకం సావిత్రమా ఆగ్రేణాద్ గృహ్ణాది ఆగ్రేణాత్ గృహ్ణాది గృహ్ణాత్యాగ్రేణాద ఆగ్రేణాత్ గృహ్ణాది ప్రజాపతి ప్రజాపతి గృహ్ణాత్యాగ్రేణాద ఆగ్రేణాత్ గృహ్ణాది ప్రజాపతి గృహ్ణాది ప్రజాపతి ప్రజాపతి గృహ్ణాది గృహ్ణాది ప్రజాపతిర్వై వై ప్రజాపతి గృహ్ణాది గృహ్ణాది ప్రజాపతిర్వై ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏష ఏష వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏష ప్రజాపతి ప్రజాపతి వా ఏష ఏష వై వా ఏషయత్యదేష వై వా ఏషయత్ ఏషయత్యదేష ఏషయత ఆగ్రేణ ఆగ్రేణో యదేష ఏషయత ఆగ్రేణ యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్యదా ఆగ్రేణ ప్రజానాం ప్రజానామాగ్రేణో యద్యదా ఆగ్రేణ ప్రజానాం ఆగ్రేణ ప్రజానాం ప్రజానామాగ్రేణ ఆగ్రేణ ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానామాగ్రేణ ఆగ్రేణ ప్రజానాం ప్రజననాయ ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయన ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయన ప్రజానామితి ప్రజానాం ప్రజననాయన ప్రజననాయ ప్రజననాయన సాధయతి సాధయతి ప్రజననాయ ప్రజననాయన సాధయతి ప్రజననాయేతి ప్రజననాయ సాధయతి సాధయతి నన సాధయత్తి సన్నాత సన్నాత్ సాధయతి నన సాధయత్తి సన్నాత్ సాధయత్తి సన్నాత సన్నాత్ సాధయతి సాధయత్తి సన్నాధ్యశ్చ సన్నాత్ సాధయతి సాధయత్తి సన్నాధి అసన్నాధ్యశ్చ సన్నాత సన్నాధి ప్రజా ప్రజాశ్చ సన్నాత సన్నాధి ప్రజా ప్రజా ప్రజాహే ప్రజా ప్రజాయంతే ప్రజాయంతే ప్రజాహే ప్రజా ప్రజాయంతే ప్రజా ప్రజాయంతే ప్రజాయంతే ప్రజా ప్రజా ప్రజాయంతే నన ప్రజాయంతే ప్రజా ప్రజా ప్రజాయంతే న ప్రజా ఇది ప్రజా ప్రజాయంతే నన ప్రజాయంతే ప్రజాయంతే నాను నన ప్రజాయంతే ప్రజాయంతే నాను ప్రజాయంత ఇది ప్రజాయంతే నాన్వనుక నానుక షట్వ షడనుక నానుక షట్ అనువషట్వ షడన్వనువషట్కరోతి కరోతి వషడన్వనువషట్కరోతి వషట్కరోతి కరోతి వషట్వషట్కరోతి యద్యత్కరోతి వషట్వషట్కరోతి యద్ కరోతి యద్యత్కరోతి కరోతి యదనువషట్కరుయాదనువషట్కరుయాద్యత్కరోతి కరోతి యదనువషట్కరుయాద్ యదనువషట్కరుయాదనువషట్కరుయాద్యద్యదనువషట్కరుయాద్ రుద్రకో రుద్రమనువషట్కరుయాద్యద్యదనువషట్కరుయాద్ రుద్రం అనుషత్కూర్యాద్రుత్రమనుషత్కూర్యాదనుషత్కూర్యాద్రుత్రం ప్రజా ప్రజాత్రమనుషత్కూర్యాదనుషత్కూర్యాద్రుత్రం ప్రజా అనువషత్కూర్యాదిత్యధోషత్కూర్యాద్రుత్రం ప్రజా ప్రజాత్రకమరుత్రం ప్రజా అన్వవసృజేరన్వవసృజేత్ ప్రజాత్రకమరుత్రం ప్రజా అన్వవసృజేర్ ప్రజా అన్వవసృజేదన్వవసృజేత్ ప్రజా ప్రజా అన్వవసృజే దేశ ఏషో అన్వవసృజేత్ ప్రజా ప్రజా అన్వవసృజే దేశ ప్రజా ఇది ప్రజా అన్వసృజే దేశ ఏషో అన్వవసృజేదన్వసృజే దేశ వై వా ఏషో అన్వవసృజేదన్వసృజే దేశ వై అన్వవసృజేదిత్యను అవసృజేద్ ఏష వై వా ఏష వైకాయత్రో గాయత్రో వా ఏష వైకాయత్ర వైకాయత్రో గాయత్రో వై వైకాయత్రో దేవానాం దేవానాం గాయత్రో వై వైకాయత్రో దేవానాం గాయత్రో దేవానాం దేవానాం గాయత్రో గాయత్రో దేవానాయ్యేవానాం గాయత్రో గాయత్రో దేవానాయ్యేవానాయ్యేవానాం దేవానాయత్సవితాసవితాయేవానాం దేవానాయత్సవిత ఎత్సవితాసవితాయత్సవితైష ఏష సవితాయత్సవితైష సవితైష ఏష సవితాస వితైష గాయత్రియై గాయత్రియా ఏష సవితాస వితైష గాయత్రియై ఏష గాయత్రియై గాయత్రియా ఏష ఏష గాయత్రియై లోకే లోకే గాయత్రియా ఏష ఏష గాయత్రియై లోకే గాయత్రియై లోకే లోకే గాయత్రియై గాయత్రియై లోకే గృహ్యతే గృహ్యతే లోకే గాయత్రియై గాయత్రియై లోకే గృహ్యతే లోకే గృహ్యతే గృహ్యతే లోకే లోకే గృహ్యతే యజ్జగృహ్యతే లోకే లోకే గృహ్యతే గృహ్యతే యజ్జగృహ్యతే గృహ్యతే యదాగ్రేణ ఆగ్రేణో యద్గృహ్యతే గృహ్యతే యదాగ్రేణ యదా ఆగ్రేణ ఆగ్రేణో యద్యదా ఆగ్రేణో యద్యదా ఆగ్రేణో యద్యదా ఆగ్రేణో యద్ ఆగ్రేణో యద్యదా ఆగ్రేణ ఆగ్రేణో ఇదంతర్యామ పాత్రేణ అంతర్యామ పాత్రేణ యదా ఆగ్రేణ ఆగ్రేణో ఇదంతర్యామ పాత్రేణ ఇదంతర్యామ పాత్రేణ అంతర్యామ పాత్రేణ యద్యదంతర్యామ పాత్రేణ సావిత్రకో సావిత్రమంతర్యామ పాత్రేణ యద్యదంతర్యామ పాత్రేణ సావిత్రం అంతర్యామ పాత్రేణ సావిత్రగుణ సావిత్రమంతర్యామ పాత్రేణ అంతర్యామ పాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద ఆగ్రేణాత్ సావిత్రమంతర్యామ పాత్రేణ అంతర్యామ పాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద మంతర్యామ పాత్రేణేత్యంతర్యామ పాత్రేణ సావిత్రమా ఆగ్రేణాద ఆగ్రేణాత్ సావిత్రగుణ సావిత్రమా ఆగ్రేణాత్ గృహ్ణాది గృహ్ణాత్యా ఆగ్రేణాత్ సావిత్రగుణ సావిత్రమా ఆగ్రేణాత్ గృహ్ణాది ఆగ్రేణాత్ గృహ్ణాది గృహ్ణాత్యా ఆగ్రేణాద ఆగ్రేణాత్ గృహ్ణాది స్వాద్ స్వాద్ గృహ్ణాత్యా ఆగ్రేణాద ఆగ్రేణాత్ గృహ్ణాది స్వాద్ గృహ్ణాది స్వాద్ స్వాద్ గృహ్ణాది గృహ్ణాది స్వాదేవైవ స్వాద్ గృహ్ణాది గృహ్ణాది స్వాదేవ స్వాదేవైవ స్వాద్ స్వాదేవైనమేనమేవ స్వాద్ స్వాదేవైనం ఏవైనమేనమేవైవైనయ్యోనేర్యోనేరేనమేవైవైనయ్యోనే నిర్గృహ్ణాది విశ్వే విశ్వే గృహ్ణాది నిర్నిర్గృహ్ణాది విశ్వే గృహ్ణాది విశ్వే విశ్వే గృహ్ణాది విశ్వే దేవా దేవా విశ్వే గృహ్ణాది విశ్వే దేవా విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవా తృతీయం తృతీయం దేవా విశ్వే విశ్వే దేవా తృతీయం దేవాస్తృతీయం తృతీయం దేవా దేవాస్తృతీయగోసవన గోసవనం తృతీయం దేవా దేవాస్తృతీయగోసవనం తృతీయగోసవనం నవనం నవనగోసవనం నోదున్న నోదయచ్చన్నయచ్చన్నయచ్చన్ తృతీయ సవనమితి తృతీయ సవనం అభిపరిపర్యభ్యభిపర్యణయన్ అనయన్ పర్యభ్య విపర్యణయన్ పర్యణయన్నయన్ పరిపర్యణయంతతస్తతో నయన్ పరిపర్యణయంత అనయంతతస్తతో నయన్నయంతతో వై వైతతో నయన్నయంతతో వై తో వై వైతస్తతో వైతేతే వైతస్తతో వైతే వైతేతే వై వైతే తృతీయం తృతీయంతే వై వైతే తృతీయం తే తృతీయం తృతీయంతే తృతీయపోసవనకోసవనం తృతీయంతే తృతీయపోసవనం తృతీయపోసవనకోసవనం తృతీయం తృతీయపోసవనమృత్సవనం తృతీయం తృతీయపోసవనమృత్ సవనమృత్సవనకోసవనమృతయచ్చన్నయచ్చన్నుత్సవనకోసవనమృతయచ్చన్ ఉదయచ్చన్నయచ్చన్నుదయచ్చన్నయద్యదయచ్చన్నుదయచ్చన్నయద్ అయచ్చనయ్యదయచ్చన్నయచ్చనయతృతీయసవనే తృతీయసవనేయదయచ్చనయతృతీయసవనేయతృతీయసవనేతృతీయసవనే యజ్ఞతృతీయసవనే సా విత్రస్రా విత్రస్తృతీయసవనే యజ్ఞతృతీయసవనే సా విత్ర తృతీయసవనే సా విత్రస్రా విత్రస్తృతీయసవనే తృతీయసవనే సా విత్రో గృహ్యతే గృహ్యతే సా విత్రస్తృతీయసవనే తృతీయసవనే సా విత్రో గృహ్యతే తృతీయసవన ఇది తృతీయసవనే సావిత్రో గృహ్యతే గృహ్యతే సావిత్రస్సా విత్రో గృహ్యతే తృతీయస్య తృతీయస్య గృహ్యతే సావిత్రస్సా విత్రో గృహ్యతే తృతీయస్య గృహ్యతే తృతీయస్య తృతీయస్య గృహ్యతే గృహ్యతే తృతీయస్య సమనస్య సమనస్య తృతీయస్య గృహ్యతే గృహ్యతే తృతీయస్య సమనస్య తృతీయస్య సమనస్య సమనస్య తృతీయస్య తృతీయస్య సమనస్యోద్యత్యా ఉద్యత్యై సమనస్య తృతీయస్య తృతీయస్య సమనస్యోద్యత్యై సమనస్యోద్యత్యాద్యత్యై సమనస్య సమనస్యోద్యత్యై సమిత్రపాత్రేణ సమిత్రపాత్రేణోద్యత్యై సమనస్య సమనస్యోద్యత్యై సమిత్రపాత్రేణ ఉద్యత్యై సమిత్రపాత్రేణ సమిత్రపాత్రేణోద్యత్యా ఉద్యత్యై సమిత్రపాత్రేణ వైశ్వరేవం వై ఈశ్వరేవము సమిత్రపాత్రేణోద్యత్యా ఉద్యత్యై సమిత్రపాత్రేణ వైశ్వరేవం ఉద్యత్యాద్యత్యై సమిత్రపాత్రేణ వైశ్వరేవం వై ఈశ్వరేవము సమిత్రపాత్రేణ సమిత్రపాత్రేణ వైశ్వరేవం కలశాత్ కలశాద్ వైశ్వరేవము సమిత్రపాత్రేణ సమిత్రపాత్రేణ వైశ్వరేవం కలశాద్ సమిత్రపాత్రేణేతి సమిత్రపాత్రేణ వైశ్వరేవం కలశాత్ కలశాద్ వైశ్వరేవం వై ఈశ్వరేవం కలశాద్ గృహ్ణాది గృహ్ణాది కలశాద్ వైశ్వరేవం వై ఈశ్వరేవం కలశాద్ గృహ్ణాది వైశ్వరేవమితి వైశ్వాదేవం కలశాద్ గృహ్ణాది గృహ్ణాది కలశాద్ కలశాద్ గృహ్ణాది వైశ్వరేభ్యో వైశ్వరేభ్యో గృహ్ణాది కలశాద్ కలశాద్ గృహ్ణాది వైశ్వరేభ్య గృహ్ణాది వైశ్వరేభ్యో వైశ్వరేభ్యో గృహ్ణాది గృహ్ణాది వైశ్వరేభ్యో వై వై వై ఈశ్వరేభ్యో గృహ్ణాది గృహ్ణాది వైశ్వరేభ్యో వై వైశ్వరేభ్యో వై వై వై ఈశ్వరేభ్యో వైశ్వరేభ్యో వై ప్రజా ప్రజా వై వై ఈశ్వరేభ్యో వైశ్వరేభ్యో వై ప్రజా వైశ్వరేభ్య ఇది వైశ్వాదేభ్య వై ప్రజా ప్రజా వై వై ప్రజా వై ఈశ్వరేవో వై ఈశ్వరేవ ప్రజా వై వై ప్రజా వై ఈశ్వరేవ ప్రజా వై ఈశ్వరేవో వై ఈశ్వరేవ ప్రజా ప్రజా వై ఈశ్వరేవ కలశ కలశ వైశ్వరేవ ప్రజా ప్రజా వై ఈశ్వరేవ కలశ ప్రజా ఇది ప్రజా వైశ్వరేవ కలశ కలశో వైశ్వరేవో వై ఈశ్వరేవ కలశత్వితా సవితా కలశో వైశ్వరేవో వై ఈశ్వరేవ కలశత్వితా వైశ్వరేవ ఇది వైశ్వాదేవ కలశస్సవితా సవితా కలశ కలశస్సవితా ప్రథమానాం ప్రథమానాగో సవితా కలశ కలశస్సవితా ప్రథమానాం సవితా ప్రథమానాం ప్రథమానాగో సవితా సవితా ప్రథమానామీష ఈశే ప్రథమానాగో సవితా సవితా ప్రథమానామీషే ప్రథమానామీష ఈశే ప్రథమానాం ప్రథమానామీషేద్యదీశే ప్రథమానాం ప్రథమానామీషేద్ ప్రథమానామితి ప్రథమానాం ఈశేయ్యదీశ ఈశేయత్సమిత్రపాత్రేణ సమిత్రపాత్రేణ ఇదీశైషేయత్సమిత్రపాత్రేణ యత్సమిత్రపాత్రేణ సమిత్రపాత్రేణ యజ్ఞత్సమిత్రపాత్రేణ వైశ్వరేవం వై ఈశ్వరేవము సమిత్రపాత్రేణ యజ్ఞత్సమిత్రపాత్రేణ వైశ్వరేవం సమిత్రపాత్రేణ వైశ్వరేవం వై ఈశ్వరేవము సమిత్రపాత్రేణ సమిత్రపాత్రేణ వైశ్వరేవం కలశాద్ కలశాద్ వైశ్వరేవము సమిత్రపాత్రేణ సమిత్రపాత్రేణ వైశ్వరేవం కలశాద్ సమిత్రపాత్రేణేతి సమిత్రపాత్రేణ వైశ్వరేవం కలశాద్ కలశాద్ వైశ్వరేవం వై ఈశ్వరేవం కలశాద్ గృహ్ణాది గృహ్ణాది కలశాద్ వైశ్వరేవం వై ఈశ్వరేవం కలశాద్ గృహ్ణాది వైశ్వదేవమితి వైశ్వాదేవం కలశాద్ గృహ్ణాది గృహ్ణాది కలశాద్ కలశాద్ గృహ్ణాది సమిత్రప్రసూతస్తమిత్రప్రసూతో గృహ్ణాది కలశాద్ కలశాద్ గృహ్ణాది సమిత్రప్రసూత గృహ్ణాది సమిత్రప్రసూతస్తమిత్రప్రసూతో గృహ్ణాది గృహ్ణాది సమిత్రప్రసూత ఏవైవ సమిత్రప్రసూతో గృహ్ణాది గృహ్ణాది సమిత్రప్రసూత ఏవ సమిత్రప్రసూత ఏవైవ సమిత్రప్రసూతస్తమిత్రప్రసూత ఏవాస్మా అస్మా ఏవ సమిత్రప్రసూతస్తమిత్రప్రసూత ఏవాస్మై సమిత్రప్రసూత ఇది సమిత్రప్రసూత ఏవాస్మా అస్మా ఏవైవాస్మై ప్రజా ప్రజాస్మా ఏవైవాస్మై ప్రజా అస్మై ప్రజా ప్రజా అస్మా అస్మై ప్రజా ప్ర ప్రజా అస్మా అస్మై ప్రజా ప్రజా ప్ర ప్రజా ప్రజా ప్రజనయతి జనయతి ప్రజా ప్రజా ప్రజనయతి ప్రజా ఇది ప్రజా ప్రజనయతి జనయతి ప్రజనయతి సోమే సోమే జనయతి ప్రజనయతి సోమే జనయతి సోమే సోమే జనయతి జనయతి సోమే సోమకం సోమకం సోమే జనయతి జనయతి సోమే సోమం సోమే సోమకం సోమకం సోమే సోమే సోమమభ్యభి సోమకం సోమే సోమే సోమమభి సోమమభ్యభి సోమకం సోమమభిగృహ్ణాది గృహ్ణాభి సోమకం సోమమభిగృహ్ణాది అభిగృహ్ణాది గృహ్ణాభ్యభిగృహ్ణాది రేతో రేతో గృహ్ణాభ్యభిగృహ్ణాది రేత గృహ్ణాది రేతో రేతో గృహ్ణాది గృహ్ణాది రేత ఏవైవ రేతో గృహ్ణాది గృహ్ణాది రేత ఏవ రేత ఏవైవ రేతో రేత ఏవ దత్తదేవరే తోరేత ఏవత్ ఏవ దత్తదేవైవ దత్తధాది దాది దేవైవ దత్తధాది దత్తధాది దాది దత్తధాది సుశర్మ సుశర్మ దాది దత్తధాది సుశర్మ దాది సుశర్మ సుశర్మ దాది దాది సుశర్మ ఆశ్చి సుశర్మ దాది దాది సుశర్మాది సుశర్మాశ్చి సుశర్మ సుశర్మాది సుప్రతిష్టాన సుప్రతిష్టానోది సుశర్మ సుశర్మాది సుప్రతిష్టాన సుశర్మేది సుశర్మ అది సుప్రతిష్టాన సుప్రతిష్టానో అశ్చి సుప్రతిష్టాన ఇదీతి సుప్రతిష్టానో అశ్చి సుప్రతిష్టాన ఇది సుప్రతిష్టాన ఇదీతి సుప్రతిష్టాన సుప్రతిష్టాన ఇత్యాహేతి సుప్రతిష్టాన సుప్రతిష్టాన ఇత్యాహ సుప్రతిష్టాన ఇది సుప్రతిష్ట ఇత్యాహేదీత్యాహ సోమే సోమ ఆహేదీత్యాహ సోమే ఆహ సోమే సోమ ఆహాహ సోమేహి సోమ ఆహాహ సోమేహి సోమేహి సోమమేహి సోమగో సోమగోహి సోమే సోమేహి సోమం సోమగో సోమగోహి సోమమభిగృహ్ణాత్యభిగృహ్ణాది సోమగోహి సోమమభిగృహ్ణాది సోమమభిగృహ్ణాత్యభిగృహ్ణాది సోమగో సోమమభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అభిగృహ్ణాది సోమగో సోమమభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యై అభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అభిగృహ్ణాత్యభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యా ఏతస్మిన్నేతస్మిన్ ప్రతిష్ఠిత్యా అభిగృహ్ణాత్యభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యా ఏతస్మిన్ అభిగృహ్ణాదీత్యభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యా ఏతస్మిన్నేతస్మిన్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఏతస్మిన్ వా ఏతస్మిన్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఏతస్మిన్ వై ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై ఏతస్మిన్ వై వా ఏతస్మిన్నేతస్మిన్ వా అప్యు వా ఏతస్మిన్నేతస్మిన్ వా అపి వా అప్యపి వై వా అభిగ్రహే గ్రహే వివై అభిగ్రహే అభిగ్రహే గ్రహేభ్య విగ్రహే మనుష్యేభ్యో మనుష్యేభ్యో గ్రహేభ్య విగ్రహే మనుష్యేభ్య గ్రహే మనుష్యేభ్యో మనుష్యేభ్యో గ్రహే గ్రహే మనుష్యేభ్యో దేవేభ్యో దేవేభ్యో మనుష్యేభ్యో గ్రహే గ్రహే మనుష్యేభ్యో దేవేభ్య మనుష్యేభ్యో దేవేభ్యో దేవేభ్యో మనుష్యేభ్యో మనుష్యేభ్యో దేవేభ్య పితృభ్య పితృభ్యో దేవేభ్యో మనుష్యేభ్యో మనుష్యేభ్యో దేవేభ్య పితృభ్య దేవేభ్య పితృభ్య పితృభ్యో దేవేభ్యో దేవేభ్య పితృభ్య క్రియతే క్రియతే పితృభ్యో దేవేభ్యో దేవేభ్య పితృభ్య క్రియతే పితృభ్య క్రియతే క్రియతే పితృభ్య పితృభ్య క్రియతే సుశర్మ సుశర్మ క్రియతే పితృభ్య పితృభ్య క్రియతే సుశర్మ పితృభ్యైతి పితృభ్య క్రియతే సుశర్మ సుశర్మ క్రియతే క్రియతే సుశర్మ స్థితి సుశర్మ క్రియతే క్రియతే సుశర్మాది సుశర్మ శిశుశర్మ సుశర్మ సుప్రతిష్టాన సుప్రతిష్టానో శిశుశర్మ సుశర్మ సుప్రతిష్టాన సుశర్మేది సుశర్మ అది సుప్రతిష్టాన సుప్రతిష్టానో శిరుప్రతిష్టాన ఇది సుప్రతిష్టానో శిరుప్రతిష్టాన ఇది సుప్రతిష్టాన ఇది సుప్రతిష్టాన సుప్రతిష్టాన ఇత్యాహేది సుప్రతిష్టాన సుప్రతిష్టాన ఇత్యాహ సుప్రతిష్టాన ఇది సుప్రతిష్టాన హేదీత్యా మనుష్యేభ్యో మనుష్యేభ్య ఆహేదీత్యా మనుష్యేభ్య ఆహ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఆహ మనుష్యేభ్య ఏవైవ మనుష్యేభ్య ఆహ మనుష్యేభ్య ఏవ మనుష్యేభ్య ఏవైవ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఏవైతేనైతేనైవ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఏవైతేన ఏవైతేనైతేనైవైతేన కరోతి కరోచ్యేతేనైవైతేన కరోతి ఏతేన కరోతి కరోచ్యేతేనైతేన కరోతి బృహద్ బృహత్ కరోచ్యేతేనైతేన కరోతి బృహత్ కరోతి బృహద్ బృహత్ కరోతి బృహదిదీతి బృహత్ కరోతి కరోతి బృహదితి బృహదిదీతి బృహద్ బృహదిత్యాహ హేతి బృహద్ బృహదిత్యాహ ఇత్యాహేదీత్యాహ దేవేభ్యో దేవేభ్య ఆహేదీత్యాహ దేవేభ్య ఆదేవేభ్యో దేవేభ్య ఆహా దేవేభ్య ఏవైవ దేవేభ్య ఆహా దేవేభ్య ఏవ దేవేభ్యేవేభ్యో దేవేభ్యైతేనైతేనైవేభ్యో దేవేభ్య ఏవైతేన ఏవైతేనైతేనైవైతేన కరోతి కరోచ్యేతేనైవైతేన కరోతి ఏతేన కరోతి కరోత్యేతేనైతేన కరోతి నమో నమస్కరోత్యేతేనైతేన కరోతి నమః కరోతి నమో నమస్కరోతి కరోతి నమ ఇతి నమస్కరోతి కరోతి నమ ఇతి నమ ఇతి నమో నమ ఇత్యాహ హేతు నమో నమ ఇత్యాహ ఇత్యాహ హేతి ఇత్యాహ పితృభ్య పితృభ్య ఆహేతి ఇత్యాహ పితృభ్య ఆహ పితృభ్య పితృభ్య ఆహ పితృభ్య ఏవైవ పితృభ్య ఆహ పితృభ్య ఏవ పితృభ్య ఏవైవ పితృభ్య పితృభ్య ఏవైతేనైతేనైవ పితృభ్య పితృభ్య ఏవైతేన పితృభ్య ఇది పితృభ్య ఏవైతేనైతేనైవైతేన కరోతి కరోచ్యేతేనైవైవైతేన కరోతి ఏతేన కరోతి కరోచ్యేతేనైతేన కరోచ్యేతావతీరేతావతే కరోచ్యేతేనైతేన కరోచ్యేతావతీ కరోత్యేతావతీరేతావతే కరోతి కరోచ్యేతావతీర్వై వా ఏతావతే కరోతి కరోచ్యేతావతీర్వై ఏతావతీర్వై వా ఏతావతీరేతావతీర్వై దేవతీరేతావతీర్వై దేవతారాహ ఏ దేవత దేవతై వై దేవతస్తాభ్యస్తాభ్యో దేవతై వై దేవతస్తాభ్య దేవతస్తాభ్యస్తాభ్యో దేవత దేవతస్తాభ్యవైవతాభ్యో దేవత దేవతస్తాభ్య ఏవైవతాభ్యస్తాభ్య ఏవైనమేన దేవతాభ్యస్తాభ్య ఏవైనమేనమేవైన సర్వాభ్యసర్వాభ్య ఏనమేవైన సర్వాభ్య ఏన గోసర్వాభ్యసర్వాభ్య ఏనమేన గోసర్వాభ్యో గృహాది గృహాది సర్వాభ్య ఏనమేన గోసర్వాభ్యో గృహాది సర్వాభ్యో గృహాది గృహాది సర్వాభ్యసర్వాభ్యో గృహాత్యేష గృహాది సర్వాభ్యసర్వాభ్యో గృహాత్యేష గృహాత్యేష గృహాది గృహాత్యేష గృహాది గృహాత్యేషతేయో నిర్యోనిస్త ఏషదేయోని ఏయో నిర్యోనిస్తేయో నిర్విశ్వేభ్యో విశ్వేభ్యో యోనిస్తేయో నిర్విశ్వేభ్యో నిర్విశ్వేభ్యో విశ్వేభ్యో నిర్యో నిర్విశ్వేభ్యస్వాత్వా విశ్వేభ్యో నిర్యో నిర్విశ్వేభ్యస్వా విశ్వేభ్యస్వాత్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వా దేవేభ్యో దేవేభ్యస్వా విశ్వేభ్యో విశ్వేభ్యస్వా దేవేభ్య దేవేభ్యో దేవేభ్యస్వాత్వా దేవేభ్య ఇది దేవేభ్యస్వాత్వా దేవేభ్య ఇది దేవేభ్యేభ్యో దేవేభ్యేభ్యో దేవేభ్యేత్యాహేదేత్యాహ వైశ్వదేవో వై ఈశ్వదేవ ఆహేదేత్యాహ వైశ్వదేవ ఆహ వైశ్వదేవో వై ఈశ్వదేవ ఆహ వైశ్వదేవో హి వై ఈశ్వదేవ ఆహ వైశ్వదేవో హి వైశ్వదేవో హి వై ఈశ్వదేవో వై ఈశ్వదేవో హ్యేష వై ఈశ్వదేవో వై ఈశ్వదేవో హ్యేష వైశ్వదేవ ఇది వైశ్వదేవ శేష ఏష హి శేష ఏష ఇత్యేష.